16:4 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము 4:1 చతుర్థ అధ్యాయము ప్రథమ ఖండము దానము మొదలైన కర్మల తేజస్సు ఆత్మోపాసనా తేజస్సు. మనము బ్రహ్మము యొక్క 4 పాదముల వాక్కు ప్రాణము చూపు వినికిడి గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాము కదా. ఇప్పుడు వాటిని సాక్షాత్ బ్రహ్మముగా ఉపాసించే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి విధానము గురించి ఒక దృష్టాంతము సహాయముతో వివరించుకుంటున్నాము. విద్యను నేర్చుకోవటానికి శ్రద్ధ, దానము, నిగర్వము, తత్పర మొదలైన లక్షణముల ఆవశ్యకత దృష్టిలో పెట్టుకొని ఒక సంఘటన చెప్పుకుంటున్నాము. ఓం. మహావృషల దేశమును వంశపారంపర్యంగా పరిపాలించే జనశ్రుతి వంశములో పుట్టినవాడు ఆ జనశ్రుతుని మునుమనుడు జానశ్రుతుడు రాజుగా ఉండేవారు. ఆయనకు దానము విషయములో ఎంతో ఇష్టము, మరెంతో శ్రద్ధ ఉండేవి. అనేక దానములు చేస్తూ ఉండేవారు. గొప్ప యజ్ఞాలు చేస్తూ అన్నదానమే మహాయజ్ఞంగా భావించేవారు. స్వయముగా అనేక ధర్మసత్రములు కట్టించారు. ఆ ధర్మశాలలో కూడా బాటసారులకు, పేదవారికి అన్నదానం నిర్వర్తించేవారు. ఈ విధంగా ఆ రాజ్యంలో ఎవరికీ ఎక్కడా ఆకలి బాధ ఉండేదే కాదు. ఒకానొకరోజు సాయంకాలం చీకటపడుచున్న సమయంలో జానశ్రుతుడు రాజమందిరపు మేడపై గల విశాల ప్రదేశంలో రాజప్రాసాదము పైభాగముపై అటూ ఇటూ పచార్లు చేస్తూ నిండు పున్నమి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆకాశంలో 2 రాజహంసలు ఆ మేడ పైభాగపు విశాలకాశంలో ఏదో సంభాషించుకుంటూ విహారములు చేస్తూ తనవైపు చూస్తూ ఉండటము ఆయనకు కనిపించింది. ఈ రాజహంసలు ఏదో ముఖ్యమైన విషయం నా గురించి సంభాషించుకుంటున్నట్లు ఉన్నాయి. ఏమిటది? విందాము అని తలిచారు. బుద్ధిని సూక్ష్మతరం చేసి పక్షుల భాషను ఎరిగి ఉండటం చేత ఆ సంభాషణను ఏకాగ్రంగా వినసాగారు. మొదటి రాజహంస ముందుగా ఉండి ఎగురుచున్న 2వ రాజహంసను చూచి, మిత్రమా, భల్లాక్షా, ఆగు, ఏమిటా పరుగు, ఇక్కడ మనం సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎగరాలయ్యా, కళ్ళు తెరచి చుట్టూ చూస్తూ ఎగరండి మరి. 2వ రాజహంస, ఏం, ఎందుకట, జాగ్రత్తగా చూస్తూ ఎగరమని మీరు ఎందుకు అంటున్నారు? ఇక్కడి ప్రత్యేకత ఏమిటి? మొదటి రాజహంస హోహోయ్, భల్లాక్ష, భల్లాక్ష, ఇదిగో మీరు అటూ ఇటూ సరిగా గమనించకుండా ముందుకు పోతున్నారేమోనని భల్లాక్ష హ్రస్వదృష్టి రోషదృష్టి కలవాడా అన్నాను. లే, 2వ హంస, ఇక్కడ ఏ ప్రత్యేకత ఉన్నది? ఏమీ ప్రమాదము మీకు కనిపిస్తోంది? మొదటి హంస ఏమున్నదని అడుగుచున్నారేమిటి? అక్కడి జానశ్రుతుని చూస్తున్నారా? జానశ్రుతేహ పౌత్రాయణస్య సమం దివాజ్యోతిరాతతం. ఈయన యొక్క అన్నదానము, ధర్మశాల నిర్మాణములు మొదలైన కార్యక్రమముల పుణ్యతేజస్సు ఊర్ధ్వ స్వర్గలోకము ద్యులోకము వరకు తేజో అగ్నిరూపంగా వ్యాపిస్తూ ఉండటం గమనించటం లేదా ఏమి? అందుచేత ఈ జానశ్రుతి పౌరాయణుని అన్నదానము చేసిన పుణ్యతేజస్సు తాకవద్దు. తాకారో, అది మిమ్ములను కాల్చగలదు సుమ. అందుకని జాగ్రత్తగా ఎగురుచూ ఉండండి. హెచ్చరిక చేసి చెప్పుతున్నాను. సరేనా. 2వ హంస పకపక నవ్వుచూ, ఓయి అజ్ఞానమిత్రమ, అదా మీరు అనేది? ఈతని అన్నదాన అన్నసత్ర నిర్మాణ పుణ్య తేజస్సు చూసి అంత గొప్పగా చెప్పుచున్నారే, కొంచెము చూసి ఘనం అంటున్నారేం? మీరు విషయం సమగ్రంగా చూడటం లేదు. అన్నివైపులా సరిగ్గా గమనించక అజ్ఞానంగా మాట్లాడుచున్నారే. ఈ జానశ్రుతునిది ఒక గొప్ప. ఇందులో ఏమి ఘనత మీకు కనిపిస్తోంది? కంవర ఏనం ఏతత్ సంతం సైవానమివరైక్వం ఆథేతి. అన్నదానము చేసిన కర్మ తేజస్సు గురించి ఇంతగా హెచ్చరికగా చెప్పుచున్నారే. అటు చూడండి, అది ఆ బండి రైకుని, బండి క్రింద విశ్రాంతి తీసుకొంటున్న రైకుడు అను పేరు గలవాడు యొక్క జ్ఞాన తేజస్సు అద్దానిని స్తుతించటం లేదేమీ? మొదటి హంస వియోను కథం సైబ్వా రేక్వరీతి. బండి క్రింద ఉన్న ఆ రైకుడు ఎవరు? ఎట్టివాడు? ఆతని కీర్తి ఎట్టిది? ఎందుచేత జానశ్రుతుని కీర్తి తేజస్సుల కంటే శ్రేష్టము? ఏది? ఆయా వివరాలన్నీ చెప్పండి, నేను శ్రద్ధగా వింటాను. రెండవ హంస ఆ రైకుడు సుస్పష్టముగా ఆత్మసాక్షాత్కారయుక్తంగా నిస్సందేహంగా అనునిత్య స్వానుభవపూర్వకంగా ఏదైతే తెలుసుకుని ఉంటున్నాడో అట్టివాడు కృతాయము అనే ఆటను గెలిచినవాడితో సమానం. మిగతావారు గెలిచిన ఆటలన్నీ ఆతడు గెలిచినట్లే. జూదములో ఒకటి రెండు మూడు పందెములు నెగ్గినవానికంటే నాలుగు పందములు నెగ్గినవాడు కృతయమ. కూతాయమవలే సమున్నతుడు, అందరికంటే శ్రేష్ఠుడు అనగా ఆ రైకుడు నాలుగు పందెములు గెలిచినవాడితో సమానము. సమస్తము ఎరిగినవాడు. జనులు ఏ సత్కర్మలు చేస్తూ ఉంటారో అవన్నీ కూతాయమ వలె ఆతనికి వశమై ఉంటాయి. జనులు ఏ ధర్మకార్యములు చేస్తారో అవన్నీ ఆ రైకుని ధర్మమునందు స్వాభావికంగానే అంతర్భాగమై ఉంటాయి. ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకున్న తరువాత ఇక అట్టివాడు ఎవరైనా సరే అట్లే సమస్త ధర్మములు పరాకాష్ఠగా నిర్వర్తించినవాడు కాగలడయ్యా. సమస్త ఉత్తమ కర్మఫలములు ఆతనికి అభిముఖమై ఉండగలవు. ఆతడు కృతాయమ నాలుగు ఆటలు గెలిచినాడు, అగుచున్నాడు. తనను అల్పుడుగా నిందిస్తూ రైకుని ప్రశంసిస్తూ ఆకాశంలో సంభాషించుకుంటున్న ఆ రెండు హంసల మాటలు జనశ్రుతి పౌత్రాయణుడు అయిన జానశ్రుతుడు సూక్ష్మబుద్ధితో అత్యంత శ్రద్ధగా విన్నాడు. తను ఆ మాటలలోని అంతరార్థము యోచిస్తూ ఆ రాత్రి నిద్రకు అపక్రమించాడు. ఆ తెల్లవార్లు ఆతని ఆలోచనల మూలంగా సరిగ్గా నిద్రపట్టలేదు. మరునాడు తెల్లవారుగానే అంతరంగిక మిత్రుడు రథసారథి వైతాళికుడు కూడా అయిన సేవకుడు జనశ్రుతుని సమీపించాడు. రథసారథి, ఓ జనశ్రుతి ప్రపౌత్రుడా, మునుమనుమడా. జానశ్రుత మహారాజా, నిద్రలేవండి, తెల్లవారింది. మీ యొక్క అన్నదాన ధర్మసత్ర సేవలకు సంతోషించనివారు లేరు. మీ పుణ్యఫలము దేవలోకమును కూడా ఆశ్చర్యంలో ముంచివేస్తోంది. మీ దాన ధర్మములు విశ్వమంతా మార్మ్రోగుచున్నాయి. మీకు శుభమగుగాక. సూర్యుడు కూడా మీ దాన ధర్మములు చూచి సంతోషించటానికే అదిగో తూర్పున ఉదయిస్తున్నారు. మీవంటి దానగుణము కలవారు ఇతః పూర్వం లేరు, ఇక ఉండబోరు. జానశ్రుతుడు, ఓ ఆంతరంగిక మిత్రమ. రథసారథి, నీవు నన్ను బండితో కూడిన రైకునితో సమానం చేసి పొగడుచున్నావే, అది సరికాదు కదా. రథసారథి, యజమాని, బండితో కూడిన రైకుడా? ఆయన ఎవరు? జానశ్రుతుడు, ఆతడా? ఆయన సర్వ పుణ్యఫలములు ఆయనను ఆశ్రయించి ఉన్నట్టివాడు. ఎక్కడో దగ్గరలోనే ఉన్నారు. పోయి ఎట్లాగైనా సరే ఆతనిని నీవు పిలుచుకురమ్ము, ఆయనతో సంభాషించి మనము తరిద్దాము. రథసారథి, ఆ రైకుడు అనగా ఎట్టివాడు? జానశ్రుతుడు, జూదము నందు నాలుగు పందెములు గెలిచి కూతాయనుని వలెక్కియేది ఆ బండి క్రింద రైకుడు తెలుసుకునియున్నాడో ఆతడు నాలుగు పందెములో గెలిచినట్లు, ఇక ఒకటి రెండు మూడు పందెములు గెలిచినవారు ఆతనికి వశమై ఉన్నవారే. జనులు చేస్తున్న సమస్త కర్మల ఫలములు ఆతనికి వశమై ఉంటాయి. ఆతనికి ఉండియున్న జ్ఞానమే జ్ఞానము. ఇక నావంటివారి పుణ్యకర్మలు ఎంతటివి చెప్పు? ఇవన్నీ సుఖలోక ప్రాప్తివరకే పరిమితము. శాశ్వతమగు ఆత్మానందమును ప్రసాదించలేవు. రథసారథి, అట్లాగా? ఓ యజమాని, మీరు చెప్పేది ఆశ్చర్యం కలిగిస్తోంది. జానశ్రుతుడు, అవును, ఆశ్చర్యమే. మరి సరే, నీవు వెళ్ళు. సమస్త సుకృతాత్ముడు జ్ఞానవంతుడు అగు ఆ బండి రైకుని ఆదరణ మర్యాదలతో ఇప్పుడే రథముపై తీసుకుని రమ్ము. రథసారథి, స్వామి, ఆతడు ఎక్కడ ఉంటాడు? జానశ్రుతుడు, అది నాకు తెలియదు, కాని మన ఈ ప్రదేశమునకు సమీపములోనే ఉండి ఉంటారు. రాజుగారి ఆజ్ఞను స్వీకరించి ఆ రేకుడు ఎక్కడ అని నగరంలోనూ గ్రామాలలోనూ అడుగుతూ వెతికాడు. కాని కనబడలేదు. అప్పుడు ఆ రథసారథి తిరిగివచ్చి, యజమాని, అంతటా వెతికాను, కాని మీరు చెప్పిన ఆ రేకుడు అనే ఆయన ఎక్కడా కనిపించలేదు అని పలికారు. జానశ్రుతుడు, ఓ సారథి, మీరు వెతికారు, బాగానే ఉన్నది, కాని బ్రహ్మవేత్త ఎక్కడ ఉంటారో ఆయా చోట్లు వెతకాలి. అంతేగాని ఏదో గ్రామపట్టణ వీధులలో కొన్ని గృహములలో వెతికి ఏమి లాభం? రథసారథి, బ్రహ్మవేత్తలు ఉండేది ఎక్కడా? జానశ్రుతుడు, ఏకాంతంగా ఉండవచ్చు. అరణ్యంలోనో, నదీ సముద్ర తీరాలలోనూ, ఏవైనా దేవాలయాది పవిత్ర స్థలాలలోనూ ఉండవచ్చు. అన్యుల సాంసారిక వ్యవహారములు వారిని ఆకర్షించవు కదా. మరల వెతకండి. ఆ సేవకులు మరల వెతుకుచుండగా వారికి ఒకచోట బండి క్రింద ఉండి దురద పొక్కులను గోక్కుంటూ ఒకాయన కనిపించారు. అప్పుడు ఆ జనశ్రుత సేవకుడు, ఓ బండి క్రింద ఆసీనులే ఉన్న మహానుభావ, రైకుడు అనగా తమరే కదా అని అడిగారు. అప్పుడు ఆ బండి క్రింద పొక్కులు గోక్కుంటూ కూర్చున్న ఆయన, అవును నేనే, మీకు సందేహమెందుకు అని పలికారు. అప్పుడు ఆ సేవకుడు ఈయనే రైకుడు అని నిశ్చయించుకుని గబగబా జానశ్రుతుని మందిరానికి పరుగు పరుగున వెళ్ళి, అయ్యా, మీరు అడుగుచున్న రైకుడు దగ్గరలో గల గ్రామములో ఒక బండి క్రింద ఆసీనుడై ఉన్నాడు అని తెలియజేశారు. 16:4-2 చతుర్థ అధ్యాయము, ద్వితీయ ఖండము, విద్యార్హత 6 లక్షణములు. అప్పుడు జానశ్రుతుడు గోవులను, ఒక రతనాల హారమును, కంచరగాడిదల రథమును తీసుకుని రైకుడు ఉన్న స్థానమునకు వెళ్ళాడు. జానశ్రుతుడు, మహనీయుడవు, ఆత్మతత్వము ఎరిగినవాడవు, బండి క్రింద ఆసీనులేనవాడవు, అగు, ఓ రైక్వ మహాశయ, నమస్కారము. జనశ్రుత వంశోద్భవస్య జనశ్రుత ప్రపౌత్రస్య జానశ్రుత నామధేయస్య అహంభో అభివాదయే. రైకుడు బండి క్రింద నుండి బయటకు వచ్చి, ఓహో, జానశ్రుత నామధేయుడా, మంచిది, శుభమగుగాక, ఎందుకు నన్ను పిలిచి నమస్కరిస్తున్నారు? జానశ్రుతుడు, అయ్యా, తమకు సమర్పించే ఉద్దేశ్యముతో 600 గోవులను, కంఠహారమును, 2 కంచరగాడిదలు లాగుచున్న రథమును తీసుకొచ్చాను, దయతో స్వీకరించండి. రైకుడు, ఓ జానశ్రుత రాజా, ఈ సంపదలతో నాకేమి పని? అయినా ఎందుకు సమర్పించవచ్చారు? జానశ్రుతుడు, భగవో దేవతాం సాధి యాం దేవతాం ఉపాసత్ ఇతి. స్వామీ, మీరు బ్రహ్మజ్యులు అవటానికి ఏ దేవతను ఏ రీతిగా ఉపాసించారు? అదంతా దయతో నాకు ఉపదేశిస్తూ వివరించి చెప్పండి, నేను కూడా ఉపాసించగలను. రైకుడు, పోయి శూద్రుడా, ఆ గోవులు, ఆ ఆభరణములు, ఆ రథము మీరే ఉంచుకోండి. శూద్రుడు అని సంబోధించుటలో నీవు ఇంద్రియములకు తారసబడే దృశ్యమునందే ఆనందము యొక్క ముఖ్యాశయముగా కలిగి ఉండటమును కొనసాగిస్తూ ఉన్నావు అను సూచన. డొట్. జానశ్రుతుడు, పోని, మీకు 1000 గోవులను, తదితర కంఠహారాదులను, కంచరగాడిదలు పూంచిన రథమును సమర్పించుకుంటాను. మీరు ఉపాసించే తీరు నాకు మార్గదర్శక బోధగా ప్రసాదించండి. రైకుడు, శూద్రుడా, అవి కూడా నీవే ఉంచుకో. జానశ్రుతుడు, భగవాన్, ఈ 1000 గోవులు, కంఠహారము, కంచరగాడిదల రథముతో బాటుగా నా కుమార్తె మీకు భార్యగా సమర్పిస్తున్నాను. అంతేకాదు, మీరు ఉన్న ఈ గ్రామమును సమర్పిస్తున్నాను. ఓ పూజనీయ, ఈ సర్వము స్వీకరించండి. మీరు ఆత్మానుభవము సిద్ధించటానికై నిర్వర్తించిన దేవోపాసనను నాకు దయతో ఉపదేశించండి. ఇక నుండి ఈ గ్రామము రైక్వపణ పేరుతో ప్రసిద్ధమై మీకు సేవార్హము కాగలదు. రైకుడు, ఓ జనశ్రుతపౌత్రేయ, మీ కుమార్తె జానశ్రుతపుత్రిక ముఖమును చూస్తూ ఉన్నాను. ఓ శూద్రా, ఈమె ముఖము పరమశాంతముగా, బ్రహ్మవచ్చోయితముగా, విద్యాదానమునకు తీర్థముగా నాకు అగుపిస్తోంది. బ్రహ్మవిద్య గురించిన మీ అర్హత గురించి కొంచెము పరీక్షించాను, అంతే. 1. బ్రహ్మచారి. 2. దానము ఇచ్చేవాడు. 3. బుద్ధిమంతుడు. 4. బహుశ్రుతుడు, వినగలిగిన సామర్థ్యము కలవాడు. 5. ప్రియమైనవాడు. 6. విద్యను గ్రహించు ఉత్సాహము కలవాడు. ఈ ఆరుగురు నాకు తీర్థములతో సమానము. ఇవన్నీ సమర్పించి నీవు నన్ను బోధకుడుగా సంపాదించుకొనుచున్నావు. ఈ లక్షణములన్నీ మీలో కనిపిస్తున్నాయి, కనుక మీరు బోధకు అర్హులు. ఇట్లా పలికి రైకుడు అక్కడే జనశ్రుత మహారాజుకు తన ఉపాసన గురించి బోధించటము ప్రారంభించారు. 16.4.3 చతుర్థ అధ్యాయము తృతీయ ఖండము సంవర్గ విద్య. రైకుడు పూజిలగు జనశ్రుత ప్రపౌత్ర. జనశ్రుత మహారాజా, సర్వత్రా ఆత్మసందర్శనమునకై నేను అనుసరించిన అనుసరిస్తున్న ఉపాసన గురించి వినండి. ఆధిదేవోపాసన. వాయుర్వావ సంవర్గో వాయువే సంవర్గము సమస్తము తనయందు లీనము చేసుకొనుచున్నట్టిది. వాయుః చలనము స్వభావము గలవాయువే. వావ నిశ్చయముగా సంవర్గః అన్నీ తనయందు లీనము చేసుకొంటున్నట్టిది, సంసర్జనము చేసుకొనుచున్నది. క్రితం అధ్యాయంలో కూతాయనము 4 ఆటలు గెలిచినవాడు 1, 2, 3 ఆటలు గెలిచినవాడిని అధిగమించి తనయందు కలుపుకొను తీరుగా. వాయువు నిశ్చయముగా సంవర్గమే. ఎందుచేత? యదా వా అగ్నేహ ఉద్యాయతి వాయుమేవ ఆప్యేతి. అగ్ని ఆరిపోయినప్పుడు ఎక్కడికి పోతోంది? వాయువునందే ఆరిన అగ్ని లీనము అవుతోంది. మరల మరొకప్పుడు వాయువు నుండే పుడుతోంది కూడా. యదా సూర్యో అస్తమేతి వాయుమేవ ఆప్యేతి. సూర్యుడు అస్తమించిన తరువాత రోజంతటి సూర్యతేజస్సు ఎక్కడికి వెడుతోంది? వాయువునే పొంది వాయువులో లీనము అవుతోంది. యదా చంద్రో అస్తమేతి వాయుమేవ ఆప్యేతి. చంద్రుడు అస్తమించిన తరువాత భూమిపై అప్పటి వరకు వెళ్ళివిరిసిన చంద్రకిరణములు భూమిపై ప్రసరించిన వాటి తేజోమాధుర్యము ఎక్కడికి వెళ్ళుచున్నాయి? వాయుత్వమును పొంది వాయువునందే లీనమవుతున్నాయి. యదా అప ఉచ్ఛుష్యంతి వాయుమేవ ఆపియంతి. జలము ఎండిపోయినప్పుడు ఆ జలము ఏమగుచున్నది? ఆవిరి అయి వాయుత్వము పొంది వాయువునందే లీనమగుచున్నది. వాయుర్హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త. ఈ విధంగా వాయువే అగ్నిని సూర్యుని జలమును తనయందు ఏకము చేసుకొనుచున్నది. అందుచేత నేను వాయువును సమస్తము లీనము చేసుకొను దేవతగా గమనించి ప్రాణాయామము మొదలైన శాస్త్ర ప్రవచిత విధి విధానముల ద్వారా వాయు దేవతను ఉపాసిస్తూ ఉన్నాను. నమస్తే వాయో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఈ విధంగా 1. వాయువు యొక్క చలనమును, 2. ఆ వాయువును కదల్చు శక్తిని కలిపి ఆ దేవతా రూపంగా భావించి వాయోపాసన చేచున్నాను. ఇది నా అధిదేవతోపాసన. విశ్వమందలి శక్తులన్నీ వాయు రూపంగా భావిస్తూ వాయు దైవోపాసన చేస్తూ ఆత్మను సమీపించసాగాను. ఆధ్యాత్మోపాసన. ప్రాణో వావ సంవర్గః. అన్నీ చివరికి కలిసిపోయేది ప్రాణమునందే. ఓ జానశ్రుత మహారాజా, ఈ విధంగా వాయువును అగ్నిసూర్యజల ఇత్యాదులకు లయమయ్యే స్థానముగా ఉపాసిస్తూ బాహ్యదృశ్యమును ఉపాసించటము లేక విశ్వశక్తులను ఉపాసించటము అనే నా యొక్క అధిదేవోపాసన గురించి విన్నారు కదా. ఇప్పుడు ఈ శరీరములో ఏ ఉపాసన నిర్వర్తించసాగానో అట్టి నా యొక్క ఆధ్యాత్మోపాసన గురించి వినండి. అనగా ఈ శరీరములోని శక్తులను ఈ విధములుగా ఉపాసిస్తున్నాను. ప్రాణోపాసన ప్రాణ సంవర్గము. ఈ శరీరంలో వాక్కు, చూపు, వినికిడి, మనస్సు ఇవన్నీ తమ తమ ధర్మములు నిర్వర్తిస్తున్నాయి కదా. ఇవన్నీ ఎందులో ఏకము అగుచున్నాయి? ప్రాణోవావ సంవర్గః. ప్రాణశక్తియే నిశ్చయముగా సంవర్గము. ఒకడు మెలకువగా ఉన్నప్పుడు నోటితో మాట్లాడుచున్నాడు, కళ్లతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, మనస్సుతో ఆయా దృశ్య విషయముల అనుభవము పొందుచున్నాడు. సరే, ఇప్పుడు ఇతడు నిద్రించినప్పుడు యదా యస్మిన్ కాలే స్వపితి ఇంద్రియ శక్తులన్నీ ఏమవుతున్నాయి? యదా స్వపితి ప్రాణమేవ వాక్ ఆప్యేతి. నిద్రపోయినప్పుడు శరీరములోని వాక్శక్తి ప్రాణమును చేరి ప్రాణశక్తితో ఏకము పొందుతోంది. అగ్ని వాయువులో లీనమగుచున్న తీరుగా వాక్కు ప్రాణమునందు లీనమవుతోంది. చక్షుః ప్రాణగ్మః, చక్షు చూపు ఇంద్రియము ప్రాణమునందే లీనమవుతోంది. శ్రోత్రం ప్రాణం శ్రవణేంద్రియము వినికిడి కూడా ప్రాణమునందే లీనము అవుతోంది. మనః ప్రాణౌ దృశ్య విశేషములను మాట్లాడుతూ చూస్తూ వింటూ ఉన్న మనన రూపముగు మనస్సు కూడా ప్రాణమునందే విలీనము పొందుతోంది. ప్రాణౌ హి వైతాన్ సర్వాన్ సంభృంతం ఇతి, ప్రాణమే అన్నిటినీ తనేందు కలిపేసుకుంటోంది, లీనము చేసుకుంటోంది. అందుచేత వాక్కుతో, నోటితో మాట్లాడేది, కళ్లతో చూచేది, చెవులతో వినేది, నాలుకతో రుచి చూచేది, చర్మముతో స్పర్శించేది, ఇదంతా ప్రాణస్వరూపమే. సమస్తమును ప్రాణమే భుజిస్తోంది, సమస్తమును ప్రాణమే భరిస్తోంది కూడా. ఈ విధంగా ఒకటి దేవతలయందు వాయువు సంవర్గము, వాయు ఉపాసనచే దేవతలంతా ఉపాసించబడువారుగుచున్నారు. రెండు ఇంద్రియములందు ప్రాణశక్తి సంవర్గము, ప్రాణశక్తి యొక్క ఉపాసనచే ఇంద్రియములు ప్రియము కాగలవు. తేవా ఏతే ద్వే సంవర్గౌ, వాయువు ప్రాణము ఈ రెండు సంవర్గములు అని గ్రహించి అధిదేవతోపాసన ఆధ్యాత్మికోపాసన నిర్వర్తిస్తున్నాను. ఈ వాయుప్రాణములు రెండు కూడా బాహ్య అభ్యంతరములను తమయందు విలీనము చేసుకోవటము అనే ధర్మమును నేను గమనించి ఆ రెండింటినీ అధి దైవోపాసన ఆధ్యాత్మికోపాసన అనుక్షణికంగా నిర్వర్తిస్తూ ఉన్నాను. అట్టి వాయు ప్రాణములను బాహ్యంభ్యంతర పుష్పములతో స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. సమస్త ఇంద్రియ విషయములతో యోచనలతో ఆరాధిస్తూ ఉన్నాను. అట్టి నా యొక్క అధి దైవిక ఆధ్యాత్మికోపాసనలను మరికొంత వివరణగా చెప్పటానికి ఈ సందర్భములో ఒక గాథ ఈవెంట్ చెబుతాను, వినండి. ఒకప్పుడు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకటి శునకముని కుమారుడు కౌపేయ గోత్రీకుడైన శౌనకుడు, రెండు కక్షసేనముని కుమారుడు అగు అభిప్రతారి. ఈ స్నేహితులిద్దరూ ఒకరోజు ఆశ్రమంలో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయమైనది. ఇద్దరూ భోజనమునకు కూర్చున్నారు. ఆశ్రమములోని వంటవారు కుక్స్ వారికి భోజనము వడ్డించబోతూ ఉన్నారు. ఇంతలో వేదాధ్యయనములో దిట్ట ఎక్స్పర్ట్ అయిన ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి ఈ వేదాధ్యయనము చేసిన వేద పండితుడను, భిక్షాం దేహి, అన్నము ప్రసాదించండి అని పెద్దగా పలికాడు. శౌనకుడు అభిప్రతారి అది వినికూడా ఈతనికి వేద పండితుడననే గర్వం కొంచెం ఉన్నట్లుగా కనబడుతోంది. మనము ఏమీ మాట్లాడవద్దు, ఏమంటాడో చూద్దాము అని అనుకున్నారు. ఆ ఇద్దరూ ఏమీ మాట్లాడకుండా ఊరుకుని ఉన్నారు. అప్పుడు అభ్యాగతి అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ అగు ఆ బ్రహ్మచారి ఈ విధంగా సంభాషించసాగాడు. బ్రహ్మచారి, ఓ కౌపేగోత్ర శౌనకముని, మహాత్మన్ చతురో ఏకః కః స జగార గోపాః. ఈ శరీరంలో వాక్కు చూపు వినికిడి మనస్సు అనబడే నలుగురు మహాత్ములకు దేవతలు వేయించేసియున్నారు. ఈ నలుగురు మహాత్ములను మృంగివేస్తున్న ఏకస్వరూపుడగు ప్రాణేశ్వరుడు ఈ దేహమంతా వేయించేసి ఉన్నారు. ఆయనే ప్రజాపతి అయి భువనములను తదితర సమస్తమును రక్షించుచూ ఉన్నారు. తాం నా అభిపశ్యంతి మర్త్య, అట్టి ప్రాణశక్తి ఈ ప్రాణులకు సర్వశక్తిమంతుడుగా సర్వసంరక్షకుడుగా ఉన్నారు కదా. అట్టి ప్రాణప్రదాత సర్వరక్షకుని ఈ మానవులు గమనించటమే లేదేమి, ఆయనను ఉపాసించటమే కాదు రక్షణ పొందుతూ కూడా రక్షకుని చూచుచూ గుర్తించరేమి, ఆ సమస్త సంరక్షకుని ఉపాసించరేమి, సమర్పించరేమి. ఓ శౌనక ముని, ఏమిటి మీ సమాధానం? ఓ కక్షసేనముని కుమారుడగు అభిప్రతారి, బహుధా వసంతం యస్మై వా ఏతత్ అన్నం తస్మా ఏతత్ న దత్తం ఇతి. ఎవ్వరైతే సమస్తమైన అన్నమును ప్రసాదిస్తూ ఉండగా మీరు ఆ అన్నమును తినబోతుకూడా ఆ అన్నదాత వచ్చి వాకిట నిలుచుని భిక్షాం దేహి అని అన్నమును అడిగినప్పుడు కూడా ఆయనకు అన్నము సమర్పించరేమి? నిరంతరము యజ్ఞము మొదలైన వాటిచే యజ్ఞవేత్తలు ఎవరిని సంతృప్తిపరుస్తున్నారో అన్నమంతా వారి ప్రసాదమే కదా. సౌనక కాపేయుడు ఆ బ్రహ్మచారి పలికిన మాటలన్నీ అత్యంత శ్రద్ధగా విన్నారు. ఈయన మాటల యొక్క అంతరార్థము ఏమిటి అని మనస్సుతో విశ్లేషణ చేస్తూ ఆ బ్రహ్మచారి వద్దకు వెళ్లారు. సౌనకముని, వేదార్థములు సమీకరించుచూ పలుకుచున్న ఓ బ్రహ్మచారి, నమస్తే. అభ్యాగతులుగా వేంచేసియున్న మీకు నమస్కరిస్తూ ఉన్నాము. దయచేయండి, మేము సమర్పించు అన్నము స్వీకరించెదరుగాక. మీరు చెప్పినది నిజమే. మేము ఈ విధంగా ఉపాసిస్తున్నాము. ఆత్మా సర్వస్య స్థావర జంగమస్య. ఈ జగత్తులో స్థావర, జంగమ, కదలని మరియు కదిలే సమస్తమునకు ఆత్మ, ద సెల్ఫ్, ఆ ప్రజాపతియే. దేవతలకు ఆత్మ ఆయనయే. ఆయనే అంతటికీ సృష్టికర్త. వాయురూపుడే అగ్ని, ఆదిత్యుడు మొదలైన దేవతలందరినీ తనయందు ఉపసంహరించుచు మృంగివేయుచు. మరల తన నుండి అగ్ని, ఆదిత్యాది దేవతలను పునః ఆవిర్భవింపజేయుచున్నది ఆ ప్రజాపతియే. ఇది ఆయన యొక్క అధిదేవతా విన్యాసము. ఆయనయే ప్రాణశక్తి రూపుడై వాక్కు, కన్ను, చెవి మొదలైన ఇంద్రియ దేవతలను ఒకప్పుడు తనయందు ఉపసంహారము, విత్డ్రోయల్ చేసి ఇంకొకప్పుడు లీలాక్రీడా వినోదంగా ఆవిర్భవింపజేయుచున్నారు. సమస్త ప్రాణులకు ఆ ప్రజాపతియే ప్రాణప్రదాత. ఆయన అందరికీ ప్రాణేశ్వరుడు. వాక్కు, ఆకాశము, అగ్ని, ఆదిత్యుడు, మనస్సు, చంద్రుడు మొదలైన వాటికి ఆత్మ, ద సెల్ఫ్, ఆ ప్రజాపతియే. ఆయన అనసూరి, సూరి, అసూరి కానివాడు. ఆయనే బంగారు దంతములతో సమస్తము భక్షించువారు. అన్నము ఆయన దానిని, అన్నము కానిదానిని కూడా భక్షిస్తున్నది ఆయనే. ఆయన దేనికి ఆహారము కాదు, భక్షింపబడువాడు కాడు. అన్నము ఆయన రూపమే. భక్షించేది, భక్షించబడేది ఆయనయే. ఓ బ్రహ్మచారి, బ్రహ్మమునే సర్వత్రా మేము భావన చేస్తున్నాము. అట్టి మహాంతమగు, మహమగల సృష్టికర్తయగు ప్రజాపతి స్వరూప బ్రహ్మమునే ఉపాసిస్తున్నాము. సమస్తమునందు బ్రహ్మమే మాకు కనబడుతోంది. బ్రహ్మమే స్వరూపముగల బ్రహ్మచారి, మీరు మేము ప్రియముగా సమర్పిస్తున్న ఈ ఆహారము, అన్నము స్వీకరించండి. మీరు చెప్పిన వాక్యముల సారము మేము స్వీకరిస్తున్నాము. ఓ వడ్డన చేయు సేవకులారా, ఈ బ్రహ్మచారికి సుష్టుగా భోజనము వడ్డించండి అని అక్కడి వారికి సౌనకుడు ఆజ్ఞ ఇచ్చారు. ఆ విధంగా ఆ బ్రహ్మచారికి భిక్ష పెట్టారు. ఆయన భోజనము చేసి తృప్తి చెంది ఆశీర్వదించారు. అంతరార్థము, వారు బ్రహ్మచారికి భిక్షను ఇచ్చారు. ఏ భిక్షను? తస్మా ఊహ దదుస్తే వా ఏతే పంచాన్యే ఐదు, పంచాన్యే ఐదు, దశ పది, సంతస్తత్ కృతం. కృతము అగుచున్న ఐదు, ఐదు పది ఆత్మభగవానునికి సమర్పించారు. ఆధిదేవిక పంచకము ఒకటి, భుజించుచున్నట్టి వాయువు రెండు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము నాలుగు, మొత్తము ఐదు, ఐదు. ఆధ్యాత్మిక పంచకము ఒకటి, సమస్తము భుజించుచున్న ప్రాణము రెండు, వాక్కు, నేత్రము, చెవి, మనస్సు అను నాలుగు, మొత్తం ఐదు, ఐదు. ఈ దిక్కులన్నిటియందు ఆ అన్నమే పది అయిన కృతము. విరాట్ భగవానుడే సమస్తము భక్షించువాడు. ఇవన్నీ ప్రజాపతి యొక్క అన్నములే. ఈ అన్నమే ప్రజాపతి చేకృతము, వర్క్డ్ ఆర్ట్ బై ద వర్కర్ ఆఫ్ ద యూనివర్స్. ఆ విరాట్ ప్రజాపతియే అన్నము సృజించువాడు. ఆయనయే అన్నభక్షకుడు కూడా. అన్నమే కూతము. ఆయనయే సమస్తమును సాక్షిగా సర్వదా చూస్తూ ఉన్న ఆత్మ. ఈ జీవుడు సర్వదా స్వతహగా ఆత్మస్వరూపుడే. అన్నము భక్షింపబడుచున్నది కూతము. అన్నాదము భక్షించువాడు కూతుడు. అన్నము ప్రసాదించునది. ఈ విధంగా పరమాత్మను ఎరిగి ఆరాధించువాడు అన్నము, దృశ్యమును జీర్ణించుకోగలడు. అన్నాదుడే సమస్తమును ఆత్మయందు ప్రతిక్షేపించి ఆత్మకు అనన్యుడై ఆత్మానందము పొందుచుండగలడు. కూతకృత్యుడు కాగలడు. పదహారు, నాలుగు, నాలుగు. చతుర్థ అధ్యాయము, చతుర్థ ఖండము, సత్యకామ గురుకుల ప్రవేశము. జబాలి అనే ఒక ఆవిడ ఉండేవారు. వారి కుమారుడు సత్యకాముడు. ఒకరోజు జబాలి తన కుమారుని కూర్చోబెట్టి ఇట్లా బుజ్జగించింది, జబాలి బిడ్డా, సత్యకామ, ఏమిటి కొంచెము ఆలోచనగా కనిపిస్తున్నావు? సత్యకామ అమ్మ, నేను ఇక విద్యాభ్యాసము చేయాలి కదా. గురుకులము చేరి గురువులను విద్య కొరకే శరణు వేడదలిచాను. అందుకు నీ అనుమతిని అర్థించుచున్నాను. అనుజ ఇచ్చి నా ఆశేమో నెరవేర్చెదవుగాక. జబాలి నాయనా, మంచి ఆలోచన. శుభస్య శీఘ్రం. వెంటనే వెళ్ళి గురుకులంలో ప్రవేశించు. గురువు అనుజ్ఞ తీసుకుని వారి వద్ద విద్య అభ్యసించు. వారు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా సేవించి గురు అనుగ్రహం పొందు. విద్యావంతుడవు అగుము. సత్యకామ అమ్మ, గురువును దర్శించగానే గోత్రనామాలు చెప్పి నమస్కరించాలి కదా. జబాలి అవును నాయనా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇదం ఋషిస్య, ఇదం గోత్రోద్భవస్య, ఇదం నామధేయస్య, ఇదం వేదశాఖాధ్యాయీ అహంభో అభివాదయే అని గురుదేవుల పాద పద్మములను కళ్లకు అద్దుకొని విద్యాభ్యాసమునకు గురుకులల్లో చేరటానికి బ్రహ్మచర్య దీక్షకు అనుజ్ఞను అర్థించాలి. సత్యకామ అమ్మ, అట్లాగే చేస్తాను. అయితే నేను నా గోత్రము, ఋషులు ఏమని చెప్పాలి? తండ్రి పేరు అడిగితే ఏమని బదులివ్వాలి? అసలు నేను ఏ గోత్రమునకు చెందినవాడను? జబాలి నాహం ఏతత్వేద తాత. యత్ గోత్రం ఇతి. నాయనా, నీది ఏ గోత్రమో నాకు తెలియదు. సత్యకామద్ కస్మాన్న వేత్సి? నా గోత్రము, ఋషులు ఎవ్వరో ఎందుచేత నీకు తెలియదు? జబాలి బహు అహం చరంతి పరిచారిణి యౌవనే. త్వాం అలభే సాహం ఏతత్ నవేద. నేను యౌవనవతిగా ఉన్నప్పుడు చాలా ఇళ్లల్లో పరిచారికగా పనిచేస్తూ ఉండేదానను. ఆ కాలంలో నీవు నా కడుపున పడ్డావు. నీవు ఎవరివలన నాకు పుట్టావో నేను కూడా చెప్పలేను. ఎవరికి పుట్టావో తెలుసుకునే అవకాశమే లేదు కదా. అందుచేత నీ గోత్రమేమిటో నాకు తెలియదు. తెలిసియున్నంతవరకు సత్యము ఇది. నేను జబాల అనే పేరుతో పరిచారికగా చెప్పబడుచూ వచ్చాను. అందరూ ఆ పేరుతో నన్ను పిలుస్తూ ఉండేవారు. జబాలతు నామాహమస్మి. నీకు సత్యకాముడు అనే పేరు పెద్దలు పెట్టారు. సత్యకామో నామత్వమసి. తల్లి పేరు మాత్రమే తెలుసు కాబట్టి గోత్రము తెలియదు. అందుచేత సత్యకామ జాబాల అని పేరు గురువులకు చెప్పు. అప్పుడు ఆ సత్యకాముడు హరిద్రుమత మునీంద్రులవారి కుమారుడగు గౌతముని ఆశ్రమమునకు చేరారు. గౌతమ గురుదేవుని పాదపద్మములకు సాష్టాంగ దండప్రణామములు చేసి వినమ్రుడై నిలుచున్నారు. సత్యకాముడు బ్రహ్మచర్యం భగవతి వత్స్యామి ఉపేయం భగవంతమితి. హే భగవన్ హరిద్రుమత గౌతమ గురుదేవ, నమో నమః. బ్రహ్మచర్య వ్రతము స్వీకరించి తమ పర్యవేక్షణలో విద్యాభ్యాసము చేయటానికే గురుకుల వాసమునకు వచ్చాను. తమకు శిష్యుడే విద్యను అభ్యాసించటానికి అనుజ్ఞ ప్రసాదించ వేడుకొంటున్నాను. విద్యకై మిమ్ములను శరణు వేడుచున్నాను. హరిద్రుమత గౌతముడు ప్రియదర్శన. సౌమ్య, పేరు చెప్పు. కిం గోత్రో ను సౌమ్య? ఏ గోత్రమునకు చెందినవాడవు? సత్యకామ జాబాల నాహం ఏతత్వేద భో. యత్ గోత్రో అహం? గురుదేవా, నేను ఏ గోత్రమునకు చెందినవాడనో నాకు తెలియదు. నా గోత్రము గురించి నేను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా మాతృదేవతను ప్రశ్నించాను. అప్పుడు మా అమ్మ బిడ్డ, నేను యౌవనంలో ఉన్నప్పుడు అనేక చోట్ల పరిచారికగా పనిచేశాను. ఆ కాలంలో నీవు జన్మించావు. నీ గోత్రము తెలియదు. అయితే నా పేరు జబాల అని లోకప్రసిద్ధము. నీకు సత్యకాముడు అనే పేరు నిర్ణయించబడింది అని చెప్పెను. నా పేరు సత్యకాముడు. నా తల్లి పేరు జబాల. అందుచేత నేను సత్యకామ జాబాలి. అహంభో అభివాదయే. ఇంతవరకే చెప్పగలను. ఓ పూజనీయ గురుభగవాన్, నన్ను అనుగ్రహించండి. హరిద్రమత గౌతముడు, స్వభావత నీవు బ్రాహ్మణుడవే. ఇంత చిన్న వయస్సులో బ్రహ్మ విద్య పట్ల ఆశయము కలవాడు మాత్రమే నీ వలె ఉన్నది ఉన్నట్లు చెప్పగలడు. సత్యము చెప్పావు కాబట్టి సత్యకామ నామధేయుడవగు నీవు బ్రాహ్మణుడవు అని సిద్ధాంతీకరిస్తున్నాను. ఇప్పుడే అడవికి వెళ్లి హోమము కొరకు యజ్ఞ విధులకు సమిధలు కట్టెలు తీసుకుని రమ్ము. నీవు సత్యము నుండి దూరము కాలేదు. ఉపనయనమునకు సంసిద్ధుడువు అగుము. మేము దంపతులము నీకు ఉపనయనము జరుపుతాము. ఈ విధంగా పలికి తానే పీటలపై దంపత సమేతంగా కూర్చుని సత్యకామునకు ఉపనయనము జరిపించారు. ఆ మరునాడు గురుకులములోని గోసంపదలో బక్కచిక్కిన 400 గోవులు విడిచేయబడ్డాయి. గురుదేవులు, ఓ సత్యకామ, నీవు ఈ 400 గోవుల వెంట అడవికి వెళ్ళు. వాటిని చక్కగా మేపి తిరిగి తీసుకువస్తావు కదా అని ఆజ్ఞాపించారు. సత్యకాముడు, గురువర్యా, తమ ఆజ్ఞను నిర్వర్తిస్తాను. ఈ 400 గోవులు 1000 గోవులు అయిన తరువాత తిరిగి గోసంపదతో వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. కొన్ని సంవత్సరములు ఆ గోవులను సంరక్షించగా అవి 1000 గోవులు అయ్యాయి. ఒకరోజు ఆ గోవులతో ఉన్న వృషభము ఎద్దు సత్యకాముడు కాపలాగా కూర్చున్న చోటికి వచ్చి ఇట్లా సంభాషించసాగింది. 16:4-5 చతుర్థ అధ్యాయము 5వ ఖండము బ్రహ్మము యొక్క ప్రకాశవాన్ పాదము 4 దిక్కులు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర. వృషభము పోయి, సత్యకామ, సత్యకామ, సత్యకామ, సత్యకాముడు భగవాన్, పూజనీయ వృషభరాజమ, చెప్పండి, ఏమీ మీ అవసరము లేక సందేశము? వృషభము, మేము 1000 ఆవులము అయ్యాము. గురుదేవుల వద్ద మీరు చేసియున్న ప్రతిజ్ఞ నెరవేరినట్లే కదా. ఇక మమ్ములను గురుకులము ఉన్న ప్రదేశమునకు తోలుకు వెళ్ళండి. ఆచార్యుల వారికి, ఆశ్రమవాసులకు పాలు ఇచ్చి సేవించుకుంటాము. సత్యకాముడు అట్లాగే చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. అయితే గురుదేవుల వద్ద బ్రహ్మవిద్య కొరకే నేను అర్హుడను అగుదునో కానో అని కొంచెము మీమాంసపడుతూ ఉన్నాను. వృషభము, ఓహో, అదియా నీ అనుమానము? అయితే ఒక పని చేద్దాం. నీ కొరకు నేను బ్రహ్మము యొక్క పాదము బోధిస్తాను. బోధించమంటావా? బ్రహ్మంశ్చతే పాదం బ్రవాణితి. సత్యకాముడు బ్రవీతూ, మే భగవన్, ఓ వృషభదేవ, పూజనీలగు తమరు దయచేసి బ్రహ్మము యొక్క పాదము నాకు బోధించండి. బ్రహ్మము యొక్క మొదటి పాదము ప్రకాశవాన్ పాదము. వృషభము, బ్రహ్మమునకు తూర్పు దిక్కు 1 కళ, పడమర దిక్కు 2వ కళ, దక్షిణ దిక్కు 3వ కళ, ఉత్తర దిక్కు 4వ కళ. ఈ 4 దిక్కులు బ్రహ్మము యొక్క 1 పాదము యొక్క 4 కళలు. ఇది ప్రకాశవాన్ ఫంక్షన్ ఆఫ్ మానిఫెస్టయోన్ పాదము. ఎవడైతే ఈ 4 దిక్కులు బ్రహ్మము యొక్క 1 పాదమునకు సంబంధించిన 4 కళలు అని భావించి 4 దిక్కులను బ్రహ్మోపాసనగా స్వీకరిస్తాడో అట్టివాడు ప్రకాశమయ లోకములలో బ్రహ్మము గురించిన జ్ఞానబోధ బ్రహ్మభావన కలుగుచోట్లకు పోగలడు. అతడు భౌతిక లోకములను జయించగలడు. లోకములు బ్రహ్మమునకు అన్యము అనే భ్రమ తొలగగలదు. ప్రకాశవంతుడై ప్రకాశపూర్ణ లోకములకు వెళ్లగలడు. దేవతలు, గంధర్వులు ఉండే ప్రకాశవంతుల లోకము సిద్ధించుకోగలడు. దిక్కులను బ్రహ్మముగా ఉపాసించెదవుగాక. బ్రహ్మము యొక్క 1 పాదపు 4 కళలుగా భావించి బ్రహ్మోపాసనను చేయిచుండెదవుగాక. ఇది ప్రకాశవాన్ పాద బ్రహ్మోపాసన. ఇట్లా చెప్పి వృషభము బోధను విరమించింది. సత్యకాముడు, ఓ వృషభ రాజగురు, మీరు చెప్పినట్లు 4 దిక్కులను బ్రహ్మచతుష్పాదములలో 1 పాదము యొక్క కళలుగా 4 దిక్కులను ఉపాసిస్తూ ఉంటాను. వృషభము, సంతోషము. సత్యకాముడు, వృషభ రాజమ, మరి బ్రహ్మము యొక్క 2వ పాదము గురించి శ్రవణము చేయటానికి నేను సంసిద్ధుడనే ఉన్నాను. దయచేసి బోధించండి. వృషభము, సత్యకామ, బ్రహ్మము యొక్క 2వ పాదము గురించి నీకు బోధించటానికి అగ్నిదేవుడే తగినవారు. వారిని అర్థించు. 16:4-6 చతుర్థ అధ్యాయము షష్ఠీఖండము బ్రహ్మము యొక్క అనంతవాన్ పాదము పృథివీ అంతరిక్షము ఉద్యలోకము సముద్రము. ఆ మరునాడు తెల్లవారుగానే సత్యకాముడు రోజులాగానే ఆవులను త్రోలుకొని వాటిని మేపటానికే అడవికి వెళ్లాడు. ఆవులు మేస్తూ ఉన్నాయి. అవి ఉన్నచోటే ఒక చెట్టు క్రింద కూర్చుని అక్కడి రాళ్లతో అగ్నిని పుట్టించి ఎండుపుల్లలు ఏరుకొచ్చి అగ్నిని ప్రజ్వలింపజేయసాగాడు. మండుచున్న అగ్నికి దగ్గరగా తూర్పు ముఖంగా ఆసీనుడైనాడు. అగ్నిదేవుని మనసావాచా ప్రార్థించసాగాడు. అగ్నిదేవుడు సాకారుడై ప్రత్యక్షమైనారు. అగ్ని, ఓ సత్యకామ, సత్యకామ, సత్యకామ, సత్యకాముడు భగవాన్, అగ్నిదేవ నమో నమః. అగ్ని, సత్యకామ జాబాల, నన్ను ఎందుకు, ఏమి కోరి ఆహ్వానిస్తున్నావు? సత్యకాముడు హతాశనుడవు, హవ్యవాహనుడవు, ఆగు ఓ అగ్నిదేవ. మీకు శ్రమ ఇస్తున్నందుకు క్షంతవ్యుడను. బ్రహ్మము గురించి మీరు చెప్పగా వినదలచి మిమ్ములను ఆహ్వానించాను. అగ్ని, మంచిది. బ్రహ్మణః సోమ్యతే పాదం బ్రవాణితి. నీ ప్రార్థనను మన్నించి నీకు బ్రహ్మము యొక్క ఒక పాదము గురించి బోధించగలను. సత్యకాముడు, అగ్ని భగవాన్, బ్రహ్మచర్యవ్రతుడనే జగత్ తేజోవిహారులగు మీకు శరణు. శరణు, దయచేసి గురువై బోధించండి. అగ్నిదేవుడు బ్రహ్మము యొక్క రెండవ పాదమునకు 4 అంశలు, కళలు ఉన్నాయి. 1 పృథివీ, భూమి, 2 అంతరిక్షము, ఆకాశము, 3 ద్యులోకము, స్వర్గలోకము, 4 సముద్రము. ఇవి ఈ 4 రూపములు బ్రహ్మము యొక్క కళలే. ఈ 4 అనంతములు అనంతమగు బ్రహ్మము యొక్క అనంత ప్రదర్శనములు. ఇది అనంతవాన్ పాదము. ఈ పృథివీ, అంతరిక్షము, ద్విలోకము, సముద్రములను ఎవరైతే బ్రహ్మము యొక్క అనంతవాన్ పాదములుగా ఉపాసిస్తారో అట్టివారు ఆత్మ యొక్క అనంతత్వము సంతరించుకోగలరు. ఓ సత్యకామ, ఇక నేను బ్రహ్మము యొక్క పాదము గురించిన బోధను విరమించుచున్నాను. బ్రహ్మము గురించిన 3వ పాదము గురించి హంసహతే పాదం వక్త ఇతి. హంస నీకు బోధించగలదు. ఈ విధంగా పలికి అగ్నిదేవుడు అంతర్ధానమైనారు. 16:4-7 చతుర్థ అధ్యాయము సప్తమఖండము బ్రహ్మము యొక్క జ్యోతిష్మాన్ పాదము. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్. ఆ మరురోజు యథావిధిగా సత్యకాముడు మేతకే గోవులను అడవిలోకి తోలుకొని మేపసాగాడు. సాయం సమయంలో ఒకచోట సత్రాగ్ని, రాళ్ల ఉరిపిడితో తయారు చేసిన అగ్ని ని వెలిగించారు. వెనుకగా తూర్పుముఖంగా ఆసీనులైనారు. హంసను భక్తితో ధ్యానం చేశారు. ఒక హంస వచ్చి ఎదురుగా నిలుచున్నది. హంస, సత్యకామ, సత్యకామ, సత్యకామ, నన్ను ఉపాసించావు కదా, ఇందుకొరకు. సత్యకాముడు, హే సోహం ప్రతీతి గల హంస భగవాన్, నమస్కారము. నాకు బ్రహ్మము యొక్క 3వ పాదము గురించి బోధించగలరని అగ్నిదేవులవారు నిన్న చెప్పి ఉన్నారు. నాపై అనుగ్రహముతో బ్రహ్మము యొక్క 3వ పాదము ఉపదేశించండి. హంస, బ్రహ్మము యొక్క 3వ పాదమునకు 4 కళలు. 1 అగ్ని, 2 సూర్యుడు, 3 చంద్రుడు, 4 విద్యుత్తు, తేజస్సు. ఇవి బ్రహ్మము యొక్క జ్యోతిష్మాన్ పాదము యొక్క 4 కళలు. ఈ విధముగా జ్యోతిష్మాన్ పాదము యొక్క 4 కళలు అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, మెరుపు, వెలుగు అని తెలుసుకుని ఎవరు ఉపాసిస్తారో అట్టివారు జ్యోతిర్మయ లోకములను జయించగలరు. ఆత్మయందే జ్యోతిర్మయ లోకములను ఆత్మకు అనన్యముగా దర్శించగలరు. ఓ సత్యకామ, ఈ జ్యోతిష్మాన్ అను బ్రహ్మము యొక్క 3వ పాదము గురించి చెప్పాను కదా. నేను బోధను విరమించుచున్నాను. ఇక బ్రహ్మము మొక్క 4వ పాదమును గురించి ముద్గుష్ట అనే నీటికాకి నీకు బోధించగలదు. ఈ విధంగా పలికి హంస అంతర్ధానమైనది. 16:4-8 చతుర్థ అధ్యాయము అష్టమఖండము బ్రహ్మము యొక్క ఆయతన పాదము ప్రాణశక్తిచూపు వినికిడి ఆలోచన. ఆ మరునాడు తెల్లవారుగానే గోవులను తోలుకుపోయి అవి గుమకూడిన చోట సత్యకాముడు అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అగ్నికి వెనుకవైపుగా తూర్పు దిక్కుగా ఆసీనుడై ముద్గుష్ట జలచపక్షి దేవతను ఉపాసించసాగారు. ముద్గుష్ట ఎదురుగా ప్రత్యక్షమైనది మద్గురు ముద్గుష్ట జలచరపక్షి. ఓ సత్యకామ, సత్యకామ, సత్యకామ! సత్యకాముడు, ఓ మద్గురు జలచరదేవత, నమో నమః. ముద్గుష్ట సత్యకామ, నన్ను ఎందుకు తలుచుకున్నావు? సత్యకాముడు, నాకు బ్రహ్మము యొక్క నాలుగవ పాదము గురించి దయతో బోధించండి. ముద్గుష్ట సత్యకామ, వినండి. బ్రహ్మము యొక్క నాలుగవ పాదమునకు నాలుగు అంశలు: ఒకటి ప్రాణము, రెండు చక్షుహ కనులు, మూడు శ్రోతం చెవులు, నాలుగు మనస్సు, ప్రాణశక్తి చూపు, వినికిడి ఆలోచన. ఈ నాలుగు బ్రహ్మము యొక్క పాదముగా బ్రహ్మోపాసకుల సమక్షములో సుప్రసిద్ధము. ఈ విధమైన ఈ పాదము యొక్క ప్రాణ, చక్షు, శ్రోత్ర, మనస్సులను బడే నాలుగు కళలను బ్రహ్మము యొక్క పాదముగా ఎవడు ఉపాసిస్తాడో అతడు సర్వలోకములలో సర్వాశ్రయుడు కాగలడు. ఏది ఆశ్రయిస్తే అది పొందగలడు, లోకములను జయించగలడు, 14 లోకములను తనయందు దర్శించగలడు. ఇది ఆయతన పాదము 16, 4, 9 చతుర్థ అధ్యాయము 9వ ఖండము. గురుచరణాశ్రయము సర్వం ఖల్విదం బ్రహ్మ. 400 బక్కచిక్కిన గోవులతో సుదూరమైన అడవులకు వెళ్లిన సత్యకాముడు కొన్ని సంవత్సరముల తరువాత తాను ప్రతిజ్ఞ చేసిన ప్రకారము 1000 గోవులను చేసి హరిద్రుమత గౌతమాచార్యుల వారి ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. హరిద్రుమత గౌతమాచార్యులు, సత్యకామ, సత్యకామ, సత్యకామ! సత్యకాముడు, గురుదేవ, పూజనీయ భగవాన్, సాష్టాంగ దండ ప్రణామం స్వీకురు. హరిద్రుమత గౌతములు, బిడ్డ, శుభమగుగాక. సౌమ్య, నీవు బ్రహ్మవేత్త వలె ప్రకాశిస్తున్నావయ్యా. బ్రహ్మ విధివవ్వాయి సౌమ్య. భాసికోట్, ప్రసన్నేంద్రియాలు ప్రసన్న ప్రశాంతమైన ఇంద్రియములతో, ప్రహసిత వదనశ్చ నవ్వులు విరజల్లు మోముతో, నిశ్చిత చింతలు లేనివాడవై, కృతార్థోతు పరమార్థమును కృతము ఫుల్ఫిల్డ్ చేసుకున్నవాడవై, బ్రహ్మవిత్ భవతి బ్రహ్మవేత్తవై కనిపిస్తున్నావు. కోను త్వానుససతి, నీకు ఆత్మబోధ ఉపదేశించినది ఎవరు? సత్యకాముడు, గురోత్తమ, అన్యే మనుష్యేభ్య, నాకు మనుష్యులెవ్వరు బోధించలేదు. మానవులకు వేరైన వారు బ్రహ్మము యొక్క నాలుగు పాదముల గురించి బోధించారు. ధేనువు, అగ్ని, హంస, నీటికాకి, మద్గు నాకు ఉపదేశించారు. అయితే నేను మీకు శిష్యుడను కదా, అందుచేత ఆత్మతత్వము యొక్క పరాకాష్ఠను మీరే నాకు బోధించి ధన్యునిగా తీర్చిదిద్దా ప్రార్థన. మీ వంటి ఉత్తమోత్తములకు ఆచార్యుల దగ్గర అధ్యయనము చేస్తేనే సర్వసందేహాలు విడిపడతాయి. సద్గురువు షోడశ కళా విద్యలను బోధించినప్పుడే మేము సాధుత్వము పొందగలము. అదియే బ్రహ్మజ్ఞానము అవగలదని ఆర్యుల సూక్తి కదా. అప్పుడు హరిద్రుమత గౌతమ గురువరేణ్యులు సత్యకామునకు బ్రహ్మము గురించిన నాలుగు పాదములు మరియు బ్రహ్మము యొక్క అంతర్గత తత్వము గురించి సమగ్రంగా సవివరంగా ప్రసాదించారు. ఏ విధంగా తత్వంను ఉపాసిస్తూ సోహంను సిద్ధించుకొని త్వమేవాహం నిశ్చలము చేసుకుని సర్వం ఖల్విదం బ్రహ్మభావనము అనుక్షణికము, స్వాభావికము, అనునిత్యము, అప్రతిహతము చేసుకోవాలో అవన్నీ బోధించి సత్యకాముని పూర్ణకామునిగా తీర్చిద్దారు. సగుణ బ్రహ్మోపాసన ఫలము గురించి, అగ్న్యోపాసన గురించి కూడా వివరించారు. 16, 4, 10 చతుర్థ అధ్యాయము 10వ ఖండము. అపకోసల విద్య. ప్రాణో బ్రహ్మాన్ కం బ్రహ్మ ఖం బ్రహ్మ. పూర్వము ఒకప్పుడు కమలుని కుమారుడు అపకోసల కామలాయనుడు అనే ముని ఉండేవారు. ఆయన బాల్యములోనే సత్యకామ జాబాలి సన్నిధిలో బ్రహ్మచర్య వ్రతము స్వీకరించారు. ఆయన నిరంతరంగా ఆశ్రమంలో 12 సంవత్సరములు అగ్నికార్యములకు ఎంతో శ్రద్ధతో పరిచర్యలు చేశారు. ఇప్పుడు మనము వారి గురించి దృష్టాంతంగా సగుణ బ్రహ్మోపాసన ఫలము గురించి, అగ్ని ఉపాసన యొక్క మహత్తర ప్రయోజనము చెప్పుకుంటున్నాము. శ్రద్ధ మరియు తపస్సు బ్రహ్మోపాసనకు ముఖ్య సాధనములవటం గురించి వివరించుకోబోతున్నాము. ఒకరోజు సత్యకామ జాబాలాచార్యులవారు 12 సంవత్సరాలు విద్య ముగించి వేదాధ్యయనము పూర్తి చేసుకుని గృహస్థులు అవవలసిన వారందరినీ సమావేశపరచారు. వీడ్కోలు సభ జరిపి వీడ్కోలు ఉపదేశములు ప్రసాదించారు. అయితే 12 సంవత్సరాల విద్య ముగించినప్పటికీ అపకోసల కామలాయనుని మాత్రం ఆ వీడ్కోలు సభకు పిలువలేదు. ఇది గమనించి గురుమాత సత్యకామజాబాల మహర్షితో ఇట్లా సంభాషించారు. గురుమాత ప్రాణనాథ, మీరు 12 సంవత్సరముల కాలము విద్య అభ్యసించి అధ్యయనము పూర్తి చేసిన వారందరికీ వీడ్కోలు సభకు పిలిచి గృహస్థాశ్రమము స్వీకరించుటకై అనుజ్ఞ అభిభాషణము ప్రసాదించారు. కాని ఉపకోసల కామలాయనుని మాత్రం ఆ సభకు పిలువలేదు. అతడు 12 సంవత్సరముల కాలము విద్యను అభ్యసించాడు. విద్యలో ప్రావీణ్యుడైనాడని మీరే అంటూ ఉంటారు. అంతేకాకుండా ఆ ఉపకోసలుడు అందరికంటే అధికమైన భక్తితో ఆశ్రమమును సేవించి ఉన్నాడు. బ్రహ్మచర్య దీక్ష శ్రద్ధగా నిర్వర్తించాడు. ఈ పిల్లవానికి వీడ్కోలు ప్రసాదించలేదేమీ? అగ్నిదేవతలను ఈతడు ఎంతో శ్రమతో సేవించాడు కూడా కదా. అందుచేత నిత్యాగ్ని దేవతలు మీ పట్ల తప్పు పట్టుకోవచ్చునేమో. ఈ విషయము దయచేసి ఆలోచించి తగిన విధంగా చేయండి. ఆ పిల్లవానికి వీడ్కోలు గృహస్థాశ్రమమునకు అనుజ్ఞ ఇస్తే బాగు అని నా మనవి. సత్యకామ జాబాలుడు తన ధర్మపత్ని చెప్పినదంతా శ్రద్ధగా విన్నారు. అందుకు ఏ సమాధానమూ చెప్పకుండానే ఆశ్రమము విడిచి సంచారమునకు బయల్వెడలారు. చాతుర్మాస్యమునకు, వేద అధ్యయన సభలకు, రాజులు జరిపే సత్సంగ సభలకు ఆచార్యులు సంచారములు చేస్తూ ఉంటారు కదా. సహ వ్యాధినా అనసితు, తనను గురువర్యులు వీడ్కోలు సభకు పిలువకపోవటము, గురుమాత చెప్పినా పట్టించుకోక సంచారమునకు వెళ్లటము, ఈ విషయాలకు ఉపకోసల కామలాయనుడు గమనించి ఎంతో మనోవ్యాధిగ్రస్తుడు అయినాడు. ఆ దిగులుతో ఆహారము తినటము మానివేశాడు. అగ్నిహోత్ర గృహములో నీరసముగా పడి ఉండిపోయాడు. ఇది గమనించి గురుమాత ఉపకోసలునితో ఈ విధంగా పలకరించారు. గురుమాత బిడ్డ, ఉపకోసల బ్రహ్మచారి, అన్నము తినటము మానివేస్తున్నావేమీ? అది సరికాదు. నాయనా, భగవంతుని కృపచే దేహము నీకు ఉపకరణముగా ప్రసాదించబడింది. దీనిని బలహీనము చేయరాదు. లేచి చక్కగా భోజనము చేయి. అన్నముపై కోపగించటము నిషిద్ధమని నీకు తెలుసుకదా? ఉపకోసల కామలాయనుడు, గురుమాత, మీకు తెలియనిది ఏమున్నది? ఈ పురుషుడు, జీవుడు ఏదైనా తీవ్రంగా కోరుకొంటే, ఒకవేళ అది నెరవేరకపోతే ఆతనికి ఆకలి చచ్చిపోతుంది. ఈ జీవునిలో అనేక కోరికలు దాగి ఉంటాయి. అవి విషయభోగములవైపుగా లాగుతూ ఉంటాయి. నేను మానసిక చింతలో పడిపోయాను. అయ్యో, గురువర్యుల దృష్టిలో నేను నేర్చిన విద్య గృహస్థాశ్రమ స్వీకారమునకు అనుమతి ఇవ్వబడిన సహవిద్యార్థులతో సరితుగదా? నా తల్లిదండ్రులను త్వరలో చూస్తానేమోనని ఆశించాను. ఆ ఆశ నిరాశయేనా? మా గ్రామములోని స్నేహితులను, బంధువులను ఎప్పటికి చూస్తానో? మొదలైన చింతలు ఏవేవో మనస్సులో దాగి ఉండి ఉంటాయి. నేను ఆత్మజ్ఞానిని అయిండలేదు. అందుకే ఈ విషయాలు నా యొక్క శాంతికి విఘ్నములు కలిగిస్తూ ఉన్నాయి. అందుచేత ఆహారము భుజించనని నిర్ణయము చేసుకున్నాను. కనుక క్షమించండి మాత. అగ్నిహోత్ర గృహములో ఉపాసించబడే త్రయాగ్ని దేవతలు సమావేశమై ఇట్లా సంభాషించుకున్నారు. ఈ బ్రహ్మచారి తీవ్రమైన తపస్సు చేశాడు. మనలకు ప్రతిరోజు తెల్లవారుజాము నుండి రాత్రి ఐ యజ్ఞాగ్ని ముగింపు వరకు ఎన్నో సేవలందించి మనలను ఎంతగానో సంతోషింపజేశాడు. కనుక ఈతడు మనము బ్రహ్మతత్వము బోధించటానికి అర్హుడు. మనము ఇప్పుడు ఉపదేశము ఇద్దాము. ఈ విధంగా నిర్ణయించుకుని సాకారము ధరించినవారై త్రయాగ్ని దేవతలు ఇట్లా సంభాషించసాగారు. పంచాగ్నిహోత్ర దేవతలు, బిడ్డ, ఉపకోసల. లేచి ఈ ఆహారము తిని పానీయం త్రాగు. మేము యజ్ఞాగ్ని దేవతలము, నీకు ఏది క్షేమమో అది ప్రసాదించటానికి వచ్చాము. నీవు మా సంకల్పముచే సమస్త శారీరక బలహీనతలు తొలగి శారీరకంగా ఓపిక కలవాడవై బలవంతుడవు తేజోవంతుడవు అయ్యేదవుగాక. ఉపకోసల కామలాయనుడు, ఓ యజ్ఞాగ్ని దేవతలారా, నమో నమః. మీ దర్శనమాత్రం చేతనే, మీ అనుగ్రహం చేత నేను ఉపవాస సంబంధమైన నీరసములన్నీ తొలగి బలవంతుడనయ్యాను. ఇప్పుడు మీ బోధకై సిద్ధముగా ఉన్నాను. అయ్యలారా, బ్రహ్మము గురించి శ్రవణం చేయ ఇచ్చగిస్తున్నాను. దయతో నాకు బోధించండి. త్రయ్యజ్ఞాగ్ని దేవతలు ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మేతి. ఈ ప్రాణమే బ్రహ్మము, కం అననది బ్రహ్మమే, ఖం బ్రహ్మమే. ఉపకోసల కామలాయనుడు, పూజ్యాతి పూజ్యులగు ఓ అగ్ని దేవతలారా, మీరు చెప్పుచున్న దానిలో నాకు కొంత అర్థము కాలేదు. దయచేసి నా సందేహములు వినండి. ఒకటి, ప్రాణో బ్రహ్మ. ప్రాణము యొక్క అర్థము లోకవిదితమే. ప్రాణము ఉంటేనే ఈ భౌతిక దేహము జీవించి ఉండగలదు. ప్రాణము తొలగితే ఇది నిస్సారమగు ఎండుకట్టే వంటిదే. ఏదిపోతే ఈ దేహము జడవస్తువు వంటిదో, అట్టి ప్రాణము బ్రహ్మమే అనేది నేను అర్థం చేసుకోగలుగుచున్నాను. నేను ఒప్పుకుంటున్నాను, నాకు సువిదితమే కూడా. కాని రెండు మూడు శబ్దములైన టీకం ఖం ఎట్లా బ్రహ్మము అయి ఉండగలవో నేను సమన్వయించుకోలేకపోతున్నాను. నాకు అది తెలియదు. రెండు కం బ్రహ్మను కం అనగా శబార్థము సుఖము అని కదా. కాసేపు సుఖముగా ఉన్నా కూడా ఇంతలోనే ఏవేవో కారణాలచేత దుహకం వచ్చిపడుతోంది కదా. సర్వదా సుఖంగా మాత్రమే ఉండేవాడు ఎవ్వడూ ఉండడు. బ్రహ్మము సర్వదా యథాతథమై ఉండగా సుఖము బ్రహ్మము అనేది ఎట్లా నేను అన్వయించుకోవాలి? సర్వం ఖల్విదం బ్రహ్మ అనే వేదోపనిషత్ మహావాక్యము కదా. కం సుఖము బ్రహ్మమైనప్పుడు దుహఖము బ్రహ్మము కాదా? సుఖము మాత్రమే బ్రహ్మమా? మూడు, ఖం బ్రహ్మ. ఖం అనగా శబ్దార్థము ఆకాశము కదా. ఈ ఆకాశము స్వతహగా జడము కదా. బ్రహ్మము సర్వదా చైతన్యస్వరూపము. మరి ఆకాశము బ్రహ్మము అనేది ఎట్లా సమన్వయించుకోవాలి? ఓ యజ్ఞాగ్ని దేవతలారా, మీరు అనృతము అబద్ధము చెప్పరు. కానీ నా వివేచనకు కం ఖం పట్ల బ్రహ్మము అనేది ఆయా లక్షణముల దృష్ట్యా నాకు యుక్తియుక్తము లోజికల్ అని అనిపించటం లేదే. దయచేసి వివరించండి. త్రయాగ్ని దేవతలు, యద్వావకం తదేవఖం, యదేవఖం తదేవఖం ఇతి. ఏది ఆకాశమో అదియే సుఖము, ఏది సుఖమో అదియే ఆకాశము. ఆకాశము అనే శబ్దమునకు అర్థము భూతాకాశము అనునది సంకుచితార్థము. ఎందుకంటే ఆకాశము మూడు తీరులు. ఒకటి, భూతాకాశము జడము. రెండు, చిత్తాకాశము మనోనిర్మితము. మూడు, చిదాకాశము ఆత్మాకాశము. ఆకాశము అనగా చిదాకాశమే, ఆత్మాకాశమే, కేవలమగు ఆత్మయొక్క స్వకీయ కల్పిత ఆనందరూపమే ఈ ఇంద్రియ జగత్తు. ఆత్మాకాశము తన ఇచ్ఛానుసారంగా చిత్తాకాశము భూతాకాశము కల్పించుకుంటోంది. ఇంకా చెప్పాలంటే ఆత్మాత్ ఆకాశం అను వేదవాక్కు ప్రకారము ఆత్మనుండియే భూతాకాశము బయల్వెడలుతోంది. ఆత్మనుండి బయల్వెడలునట్లు చెప్పబడేవన్నీ ఆత్మకు అన్యము కాదు. ఆత్మ జగత్ కల్పనను లీలగా క్రీడగా వినోదముగా మాత్రమే స్వీకరిస్తోంది. అంతేగాని ఆత్మ తన కేవలానందము నుండి చ్యుతి పొందటం లేదు. కనుక కం అనగా ఆత్మ యొక్క కేవలానంద స్వరూపము, ఖం అనగా ఆత్మాకాశము. మట్టిబొమ్మలో మట్టి బొమ్మ వేరు కావు కదా. అట్లాగే ఆ ఆత్మ ఆనందము వేరు వేరు కాదు. అందుచేత యద్వావకం తదేవఖం, యదేవఖం తదేవఖం ఇతి. ఏది ఆత్మానందమో అదియే ఆత్మాకాశము, ఏది ఆత్మాకాశమో అదియే ఆత్మసుఖము అని మేము సిద్ధాంతీకరించి చెప్పుచున్నాము. ఇంకా కూడా ప్రాణము శక్తి రూపమని, ప్రాణము ఆత్మశక్తియేనని, శక్తి శక్తి తనదైనవాడు ఒక్కటే అను తీరుగా ప్రాణమే ఆత్మ అని, ఆత్మ ప్రాణస్వరూపమేనని కూడా త్రయాగ్ని దేవతలు విశదీకరించి చెప్పారు. ప్రాణమే హృదయము, ప్రాణమే ఆత్మ, హృదయమే ఆత్మ అని వివరించారు. 16:4-11 చతుర్థ అధ్యాయము ఏకాదశ ఖండము గార్హపత్యాగ్ని పురుష ఉపదేశము. పృథివీ అగ్ని, అన్నం ఆదిత్యం బ్రహ్మ, ఉపకోసల కామలాయనుడు, ఓ త్రయగ్ని దేవతలారా, ఇప్పుడు ప్రాణము బ్రహ్మము, సుఖము బ్రహ్మము, ఆకాశము బ్రహ్మము అన్న మీ వాక్యములను నేను అర్థము చేసుకోగలుగుచున్నాను. ప్రాణము, శక్తి, సుఖము, ఆకాశము అననవి భౌతిక రూపరహితములు కాబట్టి నిర్గుణ బ్రహ్మము గురించి మీరు బోధించినవారయ్యారు. ఓ ఆత్మానంద స్వరూప త్రయాగ్నులారా, ఇప్పుడు బ్రహ్మము యొక్క గుణసహితత్వము, సగుణత్వము గురించి మీ వద్ద శ్రవణం చేయాలని భావిస్తున్నాను. దయతో బోధించండి. గార్హపత్యాగ్ని పురుష బోధ, పృథివీ అన్నం అగ్న్యః, ఆదిత్యా సోహమస్మి. గార్హపత్యాగ్ని ఓ ఉపకోసల, ఆత్మసగుణము, గుణాతీతము, నిర్గుణము కూడా కాబట్టి శాస్త్రములు సగుణోపాసనను కూడా సూచిస్తూ ఉన్నాయి. ఉపాసనచే ఆత్మతత్వానుభూతి తప్పక పొందవచ్చు. అది సగుణమైనా ఫర్వాలేదు, నిర్గుణమైనా ఫర్వాలేదు. ఇప్పుడు నీకు నీ స్వస్వరూపము, ఈ జగత్తు యొక్క వాస్తవ రూపము, తదితరులుగా కనిపిస్తున్న స్థావర జంగమ నీవాతడు, అది ఇది రూపముల సహజ వాస్తవ రూపమగు ఆత్మను ఏ విధంగా ఉపాసించాలో అనుశాసనము, థంబ్రూల్ అప్రోచ్ చేస్తూ చెప్పుతున్నాను. విను. పృథివీ అగ్నేహ, అన్నం ఆదిత్య ఇతి యాయేష, ఆదిత్యే పురుషో దృశ్యతే, సోహమస్మి సాయేవ అహమస్మి. సమస్తమునకు మొట్టమొదటే ఏర్పడియున్నా ఏ పురుష కారణమైతే ఆదిత్య పురుషుడు అయి ఉన్నాడో ఆతడే పృథివీ, అగ్ని, ఆహారము, సూర్యుడు రూపములుగా ప్రదర్శనమగుచున్నారు. అట్టి సమస్త సంప్రదర్శనుడగు ఆదిత్య పురుషుడే నేనే ఉన్నాను. నేనే ఆ ఆదిత్య పురుషుడే ఉన్నాను. నేనుగా ఉన్నది ఆ ఆదిత్య పురుషుడే. ఆ ఆదిత్య పురుషుడుగా ఉన్నది నేనే. ఈ గార్హపత్యాగ్నిగా నేనే ఆదిత్యునిలో ఉన్నది కూడా. ఆదిత్యునిలో ఉన్న నేనే నాలో నేనుగా ఉన్నది. నాలో నేనుగా ఉన్నదే పృథవ్యాగ్ని, ఆహారము, సూర్యుల యందు నేనుగా ప్రకాశమానమే ఉన్నది. ఎవరైతే అగ్నిని ఆదిత్య పురుష భావనతో ఉపాసిస్తారో, ఎవరైతే ఈ విధంగా నాలోని నేను అనే పురుషకార పురుషుడే భూమియందు, అగ్నియందు, అన్నమునందు, సూర్యునియందు ప్రకాశమానులే ఉన్నారు, ఆ పురుషోత్తముడే నాలో నేను అయి ఉన్నారు, నేనే ఆ పురుషోత్తముడను అని ఉపాసిస్తారో, సర్వ సంసార దృష్టిదోషములను తొలగించుకోగలరు. అపహతే పాపకృత్యం. సమస్త లోకములను తమయందు దర్శించగలరు. లోకీ భవతి. పూర్ణాయుద్ధాయము కలవాడు అవగలరు. ఆయుద్ధాయము సద్వినియోగపరచుకున్నవారుగుచున్నారు. సర్వమైరతి. జ్యోతిస్వరూపుడై జీవించగలడు జోగ్జీవతి. వారి వంశములోనివారు క్షీణత అజ్ఞానము పొందరు. నాస్య అవర పురుషాహక్షీయంతే. ఉపవయం తంభుంజామో అస్మిక్శ్చలోకే అముష్మింశ్చ ఏతం ఏవం ఉపాసతే. ఎవ్వరైతే ఆదిత్య పురుషుడే భూమి, అగ్ని, అన్నము, సూర్యుడుగా వెలుగొందుచున్నారో ఆయనయే నేనుగా ఉన్నారు, నేనే ఆ ఆదిపురుషుడనే ఉన్నాను అని ఉపాసిస్తూ ఉంటారో వారి యొక్క ఐహిక, ఇహలోక, ఆముష్మిక, పరలోక సంపదలను, ఫలములను గార్హపత్యాగ్నినగు నేను సంరక్షించు ధర్మము కలవాడనే ఉంటున్నాను. ఇహ పరములను కాపాడువాడనే ఉంటున్నాను. ఈ విధంగా గార్హపత్యాగ్ని పురుషుడు దేవత అపకోసల కామలాయనునికి ఉపదేశించి మౌనము వహించారు. 16:4-12 చతుర్థ అధ్యాయము ద్వాదశ ఖండము దక్షిణాగ్ని పురుష ఉపదేశము. జలదిక్నక్షత్చంద్రమసో బ్రహ్మసోహమస్మి. అప్పుడు అన్వాహార్యము అనబడే హవిస్సును వండించువాడగు దక్షిణాగ్ని పురుషుడు దేవత ఈ విధంగా బోధించసాగారు. చంద్రునిలోని చంద్రమస పురుషకారమే జలము, దిక్కులు, నక్షత్రములు చంద్రుడు రూపములను దాల్చుచున్నది. యేష చంద్రమసి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవ అహమస్మి. చంద్రునిలో ఏ పురుషకారము కనిపిస్తోందో ఆ చాంద్రమస పురుషకారమే నాలో నేనుగా ఉన్నది. నేనే ఆ చాంద్రమస పురుషకారమే ఉన్నాను. దక్షిణాగ్నితో అన్నము వండగా అది అన్వాహార్యము అగుచున్నది. అట్టి అన్వాహార్యము అగ్నికి హవిస్సుగా సమర్పించుచున్నప్పుడు అది చంద్రలోకము పొంది అన్నము అగుచున్నది. అది తిరిగి అన్నమై జీవులను పరిపోషిస్తోంది. అన్వాహార్య పచనాగ్ని, హవిస్సు వండబడే అగ్ని పురుషుడు లేక దక్షిణాగ్ని పురుషుడు ఇంకా ఇట్లా ఉపదేశించారు. ఓ ఉపకోసల, ఎవ్వరైతే ఈ విధంగా జలము, దిక్కులు, నక్షత్రములు చంద్రుడుగా ఉన్న చాంద్రమస పురుషకారమే లేక పురుషుడే నాలో నేనుగా ఉన్నది, నేనుగా ఉన్నది ఆ చాంద్రమస పురుషుడే, కనుక నేనే జలము, దిక్కులు, నక్షత్రములు చంద్రుడుగా ఉన్న పురుషకారుడను, చాంద్రమస పురుషుడను అని ఎరిగి హవిస్సులు నాకు దక్షిణాగ్నికి సమర్పిస్తారో అట్టివారి పాపములు తొలగి పవిత్రులవుతారు, ఆయుష్షు సదుపయోగమవుతుంది, స్వయంజ్యోతి జీవనులవుతారు, ఆతని వంశములో బలహీనులు పుట్టరు. అట్టివారి ఇహపరములను అగ్ని స్వరూపులమై మేము సర్వదా రక్షిస్తూ ఉంటాము. కనుక ఈ విధంగా అగ్ని గురించి తెలుసుకుని హవిస్సులను సమర్పిస్తూ ఉపాసించదవుగాక. ఈ విధంగా బోధించి దక్షిణాగ్ని పురుషుడు తన బోధను విరమించి మౌనము వహించారు. 16.4.13 చతుర్థ అధ్యాయము త్రయోదశ ఖండము అహవనియాగ్ని పురుష ఉపదేశము ప్రాణాకాశద్యోవిద్యుత్ బ్రహ్మ సోహమస్మి. ఆ తరువాత ఆహవనియాగ్ని దివ్యపురుషుడు చెప్పటం ప్రారంభించారు. ప్రాణము, ఆకాశము, స్వర్గము, విద్యుత్తు ఈ నాలుగు నా రూపములే. అట్టి ఆకాశ ప్రాణస్వర్గ విద్యుత్ మెల్పు రూపుడగు విద్యుత్ పురుషుడే నేను. నేనే అట్టి విద్యుత్ పురుషుడుగా దృశ్యమానమగుచున్నాను. య ఏతత్ విద్యుతి పురుషో దృశ్యతే సోహమస్మి స ఏవ అహమస్మి. ఇట్టి స్వస్వరూపాత్మ నిర్వచనమును ఎవరు ఉపాసిస్తారో వారికి సంసార దోషములు అంటవు, ఆయుష్షు సద్వినియోగమవుతుంది, జ్యోతిష్మతులు అవుతారు. ఏ ఆత్మజ్ఞాన విద్వాంసుడైతే ఈ విధంగా ఉపాసిస్తాడో అట్టివాణి ఇహ అపరములు అగ్నిస్వరూపుడనే కాపాడుతాను. ఓ బ్రహ్మచారి, ఉపకోసల కామలాయన, ఏ పరమాత్మ అయితే విద్యుత్ పురుషుడై ప్రాణ, ఆకాశ, దేవలోక, విద్యుత్ రూపమై ఉన్నాడో అదియే నేను, నేను అది అయి ఉన్నాను అని ఉపాసన చేయి. ఇదియే ఆత్మోపాసన యొక్క సాకారోపాసన. త్రయాగ్ని దేవతలు, గాహ్పత్యదక్షిణ ఆహవనియాగ్ని దేవతాపురుషులు, మేము ఇంతవరకై నీ కొరకై ఈ కొన్ని విషయాలు బోధించాము. ఓ సౌమ్య ప్రియదర్శన, ఇక మరికొంత ఆత్మోపాసన ఉత్తమ ఫలము కొరకు ఆచార్యులగు సత్యకామ జాబాల మహర్షుల వారిని ఆశ్రయించు. వారు పూర్ణబోధను ప్రసాదించగలరు. వారు విద్య యొక్క ఫలము పొందే మార్గమేమిటో చెప్పుతారు. ఈ విధంగా పలికి ఆ త్రయాగ్ని దివ్యదేవతలు తమ బోధను విరమించి అంతర్ధానం అయినారు. 16.4.14 చతుర్థ అధ్యాయము చతుర్దశ ఖండము లోకోపాసన బ్రహ్మోపాసన. కొన్ని రోజులు గడిచి ఒకనొకరోజు గురుదేవులు శ్రీ సత్యకామ జాబాల మహర్షి సంచారము పూర్తి చేసుకుని నిజాశ్రమమునకు తిరిగి వచ్చారు. ప్రయాణం చేసిన శ్రమ అంతా తీరిన తరువాత విశ్రాంతిగా ఆసీనులైన గురువర్యులను ఉపకోసల కామలాయనుడు సమీపించి వారి పాదపద్మములను రెండు చేతులతో స్పృశించి కళ్లకద్దుకొని నమస్కరిస్తూ వినమ్రుడై ఎదురుగా నిలుచున్నారు. సత్యకామ ఉపకోసల, ఉపకోసల, ఉపకోసల, ఉపకోసలుడు పూజనీయ ఆచార్య సత్యకామ సౌమ్య ప్రియదర్శన, బ్రహ్మ విద్య ఏవతే ముఖం భాతి, నీ ముఖము బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవేత్తవలే భాసిస్తోంది, ఏమిటి విశేషం? నీవు ఎవరి దగ్గర బ్రహ్మము గురించి శ్రవణం చేశావు? ఉపకోసలుడు ఆచార్య పూజనీయ, నాకు మానవులెవ్వరూ ఉపదేశించలేదు. మీరు సంచారము వెళ్లగా నాకు మానవులెవ్వరూ ఉపదేశిస్తారు? అయితే తమరు సంచారమునకు వెళ్లే ముందు నిర్వర్తించిన బ్రహ్మచర్య, వీడ్కోలు సభకు నన్ను పిలువనందుచేత నాకు ఎంతో వేదన కలిగింది. ఆహారము మానివేసి యజ్ఞవేదికాగృహంలో నీరసంగా పరుండిపోయాను. గురుమాత ఆహారము తినమని బ్రతమలాడినా నేను వినలేదు. అప్పుడు గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహావనియాగ్ని దేవతాపురుషులు వచ్చి ఆయా ఉపాసనలు బోధించారు. సత్యకామ జాబాల అట్లాగా. వారు ఏమేమి నీకు బోధించారు? ఉపకోసల కామలాయనుడు వారు ఈ విధంగా ఉపదేశించారు. గార్హపత్యాగ్ని దివ్యపురుషుడు, ఆదిత్యపురుషుడనగు నేనే పృథివీ, భూమి, అగ్ని, అన్నము, సూర్యుడనే ప్రకాశిస్తున్నాను. ఆ ఆదిత్యపురుషుడే నేనుగా, నేనే ఆ ఆదిత్యపురుషుడుగాను ఉన్నాము అను ఉపాసన. అన్వాహార్య పచనాగ్ని, దక్షిణాగ్ని, దివ్యపురుషుడు, చంద్రమస పురుషుడనగు నేనే ఆపో, జలము, దిశో, దిక్కులు, నక్షత్రాణి, చంద్రమ, చంద్రుడు రూపములుగా వెలుగొందుచున్నాను. ఆ చంద్రమ పురుషుడే నాలోని నేను, నేనే చంద్రమస పురుషుడను అను ఉపాసన. ఆహవనియాగ్ని దివ్యపురుషుడు, విద్యుత్పురుషుడనగు నేనే సర్వజీవులలోని ప్రాణశక్తి ఆకాశము దేవతాలోకములు విద్యుత్ మేయుపు రూపములుగా భాసిస్తున్నాను. ఆ విద్యుత్పురుషుడే నాలోని నేను కూడా, నేనే ఆ విద్యుత్పురుషుడను అను ఉపాసన. ఇంకా కూడా ఆ యజ్ఞాగ్ని దివ్యపురుషులు ఇట్లా చెప్పారు, నీవు ఈ విధంగా ఆత్మోపాసన నిర్వర్తిస్తూ ఉండు, ఇవి నీ ఉపాసన కొరకే చెప్పాము. త్వరలో ఆచార్యులవారు వస్తారు కదా, వారైతే వీటి ఫలములను, గతిని బోధించగలరు. అందుచేత గురుదేవా, పూర్ణాత్మజ్ఞానము బోధించవలసినదిగా మిమ్ములను వేడుకుంటున్నాను. అప్పుడిక గురుదేవులు సత్యకాములవారు బోధించటం ప్రారంభించారు. సత్యకామ జాబాలత్ బిడ్డ, ఉపకోసల, ఆ త్రయాగ్ని దివ్యపురుషులు నీవు యజ్ఞపురుషునికి చేసిన సేవలకు సంతోషించినవారే. ఇది, ఇది నేనే, నేనే ఇది, ఇది అనే ఆత్మవిద్యను నీ సాధన కొరకు ఉపదేశము చేశారు. మంచిదే, సాధన చేతనే ఆత్మజ్ఞానము సిద్ధించగలదు, అట్లాగే నిర్వర్తించు. అయితే వారు పృథివీ, అగ్ని, ద్యు మొదలైన లోకముల గురించి మాత్రమే ఉపదేశించారు. మరి నీ మనస్సులో ఉన్న కోరిక బ్రహ్మజ్ఞానము గురించి అని నీ గురువుగా నేను ఎదిగియే ఉన్నాను. అందుచేత నీకు నేను బ్రహ్మజ్ఞానము గురించియే బోధిస్తాను. యథా పుష్కర పలాస ఆపో నశ్లిష్యంత ఏవమేవం విధి పాపం కర్మ నశ్లిష్యత ఇతి, తామరకును నీరు అంటని విధంగా బ్రహ్మజ్ఞాన ప్రభావము చేత ఈ ఇంద్రియ దృశ్య వ్యవహారములేవి నిన్ను స్పృశించజాలవు. ఉపకోసల కామలాయనుడు, గురుమహాదేవ, మీరు చెప్పు ఆత్మజ్ఞాన విద్యను బ్రహ్మచారినైన నేను శ్రవణ మనన నిధిధ్యాసలకు సంసిద్ధుడను, మీకు శరణాగతుడను. దయతో ఆత్మవిద్య నాకు బోధించండి. మీరు చెప్పబోవు బ్రహ్మవిద్యను శ్రద్ధగా శ్రవణం చేసి హృదయస్థము చేసుకొనగలను. బ్రవీతు మే భగవన్. 16:4-15 చతుర్థ అధ్యాయము 15 ఖండము కంటిలోంచి దృశ్యమును చూస్తూ ఉన్న పురుషుడే ఆత్మ, తస్మై హోవాచ. అప్పుడు సత్యకామజాబాల ఆచార్యులవారు ఉపకోసల కామలాయనునికి ఇట్లా బోధించసాగారు, కనులలో నివసిస్తూ కనులతో చూస్తున్న ద్రష్ట పురుషుడే ఆత్మయ ఏషో అక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మేతి. 2 eyes దృశ్యము ఎదురుగా ఉన్నది, ఆ దృశ్యము కనులకు కనిపిస్తోంది, కనులలో చూచువాడు ఉన్నాడు, ఆ చూచువాడిని నియమించి చూచేవాడిని చూస్తున్నవాడే ద అపోంట అండ్ ఓబ్జర్వర్ ఆఫ్ ద వన్ హూ ఈజ్ సీయింగ్ ఈజ్ ఆత్మ. కనబడేవన్నీ మారుచున్నాయి, చూచేవాడో చూస్తున్నప్పుడు, చూడనప్పుడు కంటిలో పురుషకారుడై చూచువాడై ఉన్నాడు. తాను మారక సమస్త మార్పుచేర్పులను దృశ్యంగా చూస్తూ ఉన్నదే ఆత్మ. అట్టి దృశ్యమును చూస్తూ ఉన్న దృక్పురుషుడు అమృతం కన్ను ఉన్నా లేకున్నా, లేక దేహము ఉన్నా లేకున్నా కూడా చూచుచున్నవాడు మాత్రం మూతించడు. చూడబడేది మారవచ్చుగాక, చూచుచున్నవాడు మారడు. అందుచేత చూచువాడే, వన్ హూ ఇజ్ యూసింగ్ ద ఐస్ టు సీ ఓల్ ఏల్స్ అమృతమగు ఆత్మస్వరూపుడు హుయ్యత్ దృశ్యం తత్నస్యం చూడబడేదానికి నశించటము అనే ధర్మము ఉన్నది. కాని చూచువాడు నశించు ధర్మమే లేదు. అభయం చూచువాడే చూడబడే సమస్తముగా స్వకీయమైన చూపు చేత విస్తరించి ఉంటున్నాడు. అతడు స్వకీయమైన చూపు చేత విస్తరించి ఉంటున్నాడు. అతడు తనకు ద్వితీయము లేనివాడు. అతనికి చూడబడేదంతా వేరు కాదు, చూపులోని అంతర్విభాగమే. అందుచేత ఆత్మగా అతనికి భయము లేదు. అభయం చూడబడినది చూపు చూచువాడు అనే త్రిపుటి యొక్క ఏకత్వం అవగాహనతో ఏర్పడే అనుభూతియే దైవదర్శనము. ఏతత్ బ్రహ్మేతి అట్టి చూచువాడే, ఈ జీవునిలో బాహ్యభ్యంతరముల కంటే మనోబుద్ధి చిత్త అహంకారము మొదలైన వాటికంటే మునుముందువాడు మహత్తరుడు ముఖ్యుడు. ఆ చూచేవాడే బ్రహ్మము. ప్రతి దేహములోను చూచేవాడుగా ఉన్నది బ్రహ్మమే. చూచువాడు సర్వదా కనబడే సమస్తమునకు పరమై ఉన్నాడేగాని చూడబడదానిచే తాకబడేవాడు కాదు, తాకబడి దోషము పొందేవాడు కాడు. అనగా దృశ్యము యొక్క దోషములుగాని దృశ్యము యొక్క రాకపోకలుగాని చూచువానిని తాకజాలవు. దృష్టాంతంగా తామరాకును నీరు అంటని తీరుగా నేయిగాని నీరుగాని కళ్లకు తాకిస్తే అవి కనురెప్పలకు అంటుతాయేగాని కనుగ్రుడ్డులకు అంటవు కదా. కంటిలోని స్థానము కలిగియున్న పూర్ణాత్మ నిర్దోషము నిత్య నిర్మలము అసంగము నాన్ రిలేటెడ్ కాన్సర్న్డ్ విత్ వాట్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్. అట్టి ఆత్మను సమ్యద్వామ యత్ ఏదైతే సమ్ సత్స్వరూపమై వామ సమస్తమునకు వేరే ఉన్నదో అని పిలుస్తున్నారు. సమస్త దృశ్య వస్తువులు అట్టి దృష్టి ప్రసరించుటచేతనే దృశ్యము రూపము దాల్చుచున్నది. ఎవడైతే అట్టి కంటిలోని అక్షిపురుషుని చూచుట అను పురుషకారత్వము నిర్వర్తిస్తూ ఉన్న కేవల పురుషుని ఆత్మస్వరూపముగా ఉపాసిస్తాడో అతనికి సర్వలోకముల తత్వము సుస్పష్టమై తెలియగలవు. అట్టి భానుని ప్రకాశస్వరూపుని గురించి ఎరిగి ఆత్మగా దర్శించువాడు ఏ లోకములో ఉన్నా కూడా శ్రేష్ఠుడై ప్రకాశించగలడు. అక్షిణి పురుషుని ఆత్మగా దర్శిస్తూ ఉపాసించువాని ఫలశ్రుతి ఉత్తరోత్తర పొందు ప్రయోజనములు ట్రావెల్ ఫ్రోమ్ ఇగ్నోరాన్స్ టు బ్లిస్. అట్టి కనులలో చూచువానిని ఆత్మోపాసన చేస్తున్నవాడు స్వాభావికంగానే ప్రకాశ దేవతను పొందగలడు. పితృకార్యము అతని పట్ల నిర్వర్తించబడినా నిర్వర్తించబడుకున్నా కూడా అతడు చీకటిని వీడి వెలుతురు ఇన్లైటన్మెంట్ ఆశ్రయించువాడే ఉంటాడు. అచ్చిస్సులలో కాంతి కిరణములలో ప్రవేశిస్తాడు. ఆప్టిమిస్టిక్ రెస్ అచ్చిస్సుల నుండి సూర్యకిరణముల నుండి పగటి కాంతి పగటి వెలుగు లో ప్రవేశించి ప్రయాణము సాగించగలడు. పాజిటివ్ ఫ్రమ్ ఆఫ్ మైండ్ పగటి కాంతి నుండి శుక్లపక్ష దేవతలో ప్రవేశించి ప్రయాణించగలడు. ప్రోగ్రెస్ టువర్డ్స్ డివినిటీ ఐ అపోజిట్ టు వర్డ్లీ డిఫరెన్సెస్ శుక్లపక్షము నుండి ఉత్తరాయణము నుండి సంవత్సర దేవతను చేర్చున్నాడు. విట్నెస్ ఆఫ్ టైమ్ సంవత్సర దేవత నుండి ఆదిత్యుని యందు ప్రవేశము పొందుచున్నాడు. సంవత్సరం ఆదిత్య ఆదిత్యుని నుండి చంద్రమసము చేర్చున్నాడు. ఆదిత్య చంద్రమసం చంద్రుని నుండి విద్యుత్ తేజోమయ దేవతను పొందుచున్నాడు. చంద్రమసో విద్యుతం విద్యుత్ తేజస్సు నుండి బ్రహ్మమును పొందుచున్నాడు. విద్యుతం తత్పురుషో అమానవః జనన మరణ చక్రముల నుండి విడివడి మానవాతీతలోకములో స్థానము పొందగలడు. సా ఏనాత్ బ్రహ్మ గమేత్యేష దేవపథో బ్రహ్మపథ అట్టి కంటిలోని అక్షిపురుషుని వన్ హూ ఇజ్ సీన్ థ్రూ ద ఐజ్ బ్రహ్మముగా సమస్త నేత్రములలో దర్శిస్తూ ఉపాసించువాడు దేవపథములో బ్రహ్మపథములలో ప్రవేశించి బ్రహ్మమే తానగుచున్నాడు. అట్టివాడు జనన మరణ చక్రాంతర్గతమగు మనుష్య జన్మకు తిరిగిరాడు. జన్మకర్మల పరిధులను అధిగమించి అఖండమగు బ్రహ్మమే తానే వెలుగొందగలడు. 16.4.16 చతుర్థ అధ్యాయము షోడశఖండము యజ్ఞోపాసన యజ్ఞఫలము ఏష హవై యజ్ఞో యోయం పవత వాయువు వీచికలు ఈ వాయువు వీచటము సృష్టి కార్యక్రమమునందు జరుగుచున్న యజ్ఞమే. యన్నిదం సర్వం పునాతి ఆ వాయువు వీచికలు ఈ సమస్త జగత్తును పునీతము స్వచ్ఛము చేయుచున్నది. అట్టి వాయు వీచికలు మనస్సు వాక్కు రూపముగా కూడా వర్తించుచున్నాయి. వాయువు యొక్క ప్రసరణకు ఓ మనస్సు వాక్కు మార్గములు అయి ఉన్నాయి. మంత్రము ఉచ్చరించే వాక్కును వాక్ ఇంద్రియమును ఉచ్చరింపజేసే మనస్సును యజ్ఞమునందు వాయు ప్రసరణమును విస్తరింపజేస్తూ నియమించుచున్నది. వాక్ మనస్సులను విస్తరింపజేసేది వాయువే. ఉచ్ఛవాసనిశ్వాసల చేతనే వాక్కునకు భావనను జతచేర్చే మనస్సునకు ముందు వెనుకలందు వాయువు చలనము కారణమవటమే యజ్ఞము. ఎవరు యజ్ఞము చేయుచున్నారో అవారు సర్వమును వాయువుచే మొదట పవిత్రముగా చేయుచున్నారు. వాయువుచే ఆరంభింపబడిన యజ్ఞమునకు వాక్కు మనస్సు అత్యంత ప్రాధాన్యములు. వాక్కు మనోసంస్కారములు, మనోసంస్కారము తయో అన్యతరాం మనసా సంస్కరోతి బ్రహ్మ. ధర్మాధర్మ విచక్షణ చేస్తూ బ్రహ్మ అనే ఋత్విక్కు యజ్ఞక్రియనంతటినీ మనస్సుతో ఉపాసనచే సంస్కరిస్తూ ఉంటారు. అధిదేవత ప్రత్యధి దేవతల ఆహ్వానమును ఉపాసనను మనస్సుతో సంకల్ప విధులు నిర్వర్తిస్తూ యజ్ఞపురుషునికి సమర్పిస్తూ ఉంటారు. వాక్ సంస్కారము వాచా హోతా ఆధ్వర్యః ఉద్గాతా అన్యతరా. యజ్ఞ విధానమును వాక్కుతో సంస్కరించువారు హోత హోమము చేయువాడు, ఆధర్యుడు యజ్ఞమునందు యజుర్వేద మంత్రములు చదువువాడు, ఉద్గాత యజ్ఞమునందు సామవేద మంత్రములు గానము చేయువాడు, ఋత్విక్ మంత్రములను విధానమును నడిపించువాడు. వీరందరూ యజ్ఞమునకు వాక్ సంస్కార సేవ నిర్వర్తిస్తూ ఉంటారు. యజ్ఞ ప్రారంభంలో మొట్టమొదట తెల్లవారి ఉషోదయ సమయంలో యజ్ఞ ప్రారంభంలో బ్రహ్మ అనే ఋత్విక్కు ఋత్విక్కులలో పెద్దనాయకుడు ప్రాతరణువాకము ప్రారంభిస్తారు. యజమాని దంపతులకు, బంధువులకు, సందసుకులకు, తదితర ఋత్విక్కులకు, హోతకు, ఆధ్వర్యునికి, ఉద్గాతలకు, తదితరులకు ప్రేమగా యజ్ఞ క్రియాహ్వానము అందిస్తూ నియమనిష్టలు నిర్దేశిస్తారు. ప్రారంభ ప్రార్థనగా ఆగమార్థంతు దేవానం, గమనార్థంతు రాక్షసాం, అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపివా, యః శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళం మొదలైన శుభాహ్వాన మంత్రములు వేదములోని కొన్ని అనువాకములు పనసలు గల వేద విభాగములు గానం చేస్తారు. ఈ విధంగా ప్రాతరణువాకము నిర్వర్తిస్తారు. అందరూ యజ్ఞ విధులకు ఉత్సాహముగా ఉద్యుక్తులగుచు వాక్మనోబుద్ధులను ఏకాగ్రం చేస్తూ భక్తిగా ఆ బ్రహ్మ ఋత్విక్కు చదివే ప్రాతరణువాక వేద విభాగ పనసలను పలుకుచున్నారు. ఆ తరువాత బ్రహ్మ మౌనం వహిస్తారు. ఇక ఋత్విక్కు పరిధానీయము యజ్ఞ దిగ్విజయముకై దేవతా ప్రార్థనలు, అభ్యర్థములు, అనుమతి వేడుకొనుటములకు సంబంధించిన వేదమంత్రములు చదువుతారు. అవన్నీ పూర్తి అయ్యేవరకు బ్రహ్మ ముఖ్య ఋత్విక్కు మౌనము వహించి ఉంటారు. బ్రహ్మతో సహా అందరూ ఆ పరిధానీయ మంత్రములతో తమ మనస్సును ఆయా దేవతలకు అభ్యర్థనపూర్వకంగా నియమిస్తూ మంత్రములను శ్రద్ధగా భక్తిగా శ్రవణం చేయుదురుగాక. ఆ సమయంలో వాక్కు మనస్సు యజ్ఞ విధుల కొరకై సంస్కరించబడి సంసిద్ధత సంతరించుకుంటూ ఉంటాయి. యజ్ఞము వాక్కు ఓ మనస్సుల కలయికచితనే ఉత్తమ ఫలితము ప్రసాదించగలదు. అర్థము విధి విధానము ఈ రెండింటినీ బ్రహ్మ తదితర ఋత్విక్కులు అందరికీ తెలియజేస్తూ ఉంటారు. ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, ఇవన్నీ ఋత్విక్కు ఆధ్వర్యుడు మొదలైన వారు తెలిసియున్నవారే వేదసభికులకు తెలియజేయుచుండెదరుగాక. మానవుడు రెండు కాళ్లతోనే నడవగలడు, రెండు చక్రములు కదిలితేనే రథము కదలగలదు. యజ్ఞము కూడా వాక్కు మనస్సు విధి విధానము అంతరార్థము బుద్ధినిశ్చలతమనో నియమము మొదలైన ద్వంద్వములు యజ్ఞ కార్యక్రమంలో అంతర్లీనగానములే ఉండాలి. ఈ విధంగా ప్రతిష్ట పొందినప్పుడు యజమానికి, సందర్శకులకు, యజ్ఞము చేయించు ఋత్విక్కు మొదలైన వారికి ఉత్తమ యజ్ఞఫలము లభించగలదు. యజ్ఞము అశ్రద్ధ, అన్యచింతన మొదలైన వాటిచే లోపభూయిష్టము కారాదు. యజ్ఞము తృప్తిగా జరగటము అందరికీ క్షేమము. యజ్ఞపురుషుడు ఆత్మతత్వజ్ఞానమునకు మార్గదర్శకుడై ఉంటారు. యజ్ఞము లోకక్షేమము, వ్యక్తిగత శోభ ప్రసాదించగలదు. 16, 4, 17 చతుర్థ అధ్యాయము సప్తదశ ఖండము వ్యాహృతి ఉపాసన. యజ్ఞము జరుగుచున్న సందర్భంలో బ్రహ్మ ముఖ్య ఋత్విక్కు సమస్తము పర్యవేక్షిస్తూ మౌనము వహించి ఉంటారు. మౌనము పాటించవలెను అనునది శృతి నిర్ణయము. ఎక్కడైనా కర్మలేందు పొరపాటో లోపమో వచ్చినప్పుడు అప్పుడు శృతి ప్రాయశ్చిత భూస్వాహ భువస్వాహ సువస్వాహ మొదలైన మంత్రములతో ప్రాయశ్చిత్తం కొరకే ఘృతము నేయి హోమముగా సమర్పణ చెప్పబడుతోంది. ప్రజాపతి సృష్టికర్త, నేను లోకములను కల్పన చేసెదను గాక అని భావించి ధ్యాసను నిలిపి ధ్యానము చేయసాగారు. ధ్యానము చేయు రసమును ఆ రసము ఏసెన్స్ నుండి రసాత్మకమైన సార్భూతమైన కళాత్మకమైన వస్తు సమూహములను భావనమాత్రంగా కల్పించ సృష్టించ సాగారు. పృథివీ సోలిడ్ నుండి సారభూతంగా అగ్నిని, అంతరిక్షము నుండి సారభూతమగు వాయువును, ద్యలోకము నుండి సారభూతమగు ఆదిత్యని పైకి తీశారు, రసరూపంగా కల్పించారు. అట్టి అగ్నివాయాదిత్యుల నుండి అనేక కల్పనా పరంపరల కొరకై ధ్యానము చేశారు. ఆ ముగ్గురు దేవతల నుండి అనేక సారభూతములైన వాటిని వెలికితీసి సృష్టిలో స్థానము ఇవ్వసాగారు. అగ్ని నుండి ఋక్కులను, ఋగ్వేద మంత్రములను, వాయువు నుండి యజుర్వేద యజస్సులను, యజుర్వేద మంత్రములను, ఆదిత్యుని సూర్యుని నుండి సామములను, సామవేద సంగీతస్తుతి గానములను రసముగా ప్రజాపతి స్వీకరించారు. ఆ ప్రజాపతి అట్టి త్రైవేదముల నుండి మరల ధ్యానం చేసి కొన్ని సారభూతమగు వస్తువులను ధ్యానముచే వేరుచేశారు. ఋక్కుల నుండి, ఋగ్వేదము నుండి భూవహ సోలిడ్ అనే వ్యాహృతిని భూలోకమును, యజస్సుల నుండి, యజుర్వేదము నుండి భువహ థోట్ ఫీలింగ్ అనే వ్యాహృతిని భువర్లోకమును, సామముల నుండి, సామవేదము నుండి స్వహ థింకర్ ఫీలర్ అనే వ్యాహృతిని స్వర్గలోకమును, అట్టి భూహ మొదలైన వ్యాహృతులు లోకముల, దేవతల, వేదముల సారము. అట్టి సృష్టియే యజ్ఞము ద్వారా ఆత్మజ్ఞానముగా ఉపాసించబడుచున్నది. అనగా ముముక్షువుకు ఈ సమస్త సృష్టి ఆత్మజ్ఞానము కొరకు ఉపకరణము పంచపాత్ర ఉద్ధరిణ వంటిది అగుచున్నది. అట్టి యజ్ఞము విధి విధానంగా మంత్రయుక్తంగా నిర్వర్తించబడుగాక. యజ్ఞశాస్త్రములో దోషములు దొర్లితేనో వాటికి కొన్ని దోష ప్రాయశ్చిత్తములు వృత్త ఉపశాంతులు కూడా చెప్పుచున్నాయి. ఋక్కుల విభాగములో ఏవైనా దోషములు దొర్లితే భూస్వాహ ఇతి గార్హపత్యే జుహ్యాత్. భూస్వాహ అని గార్హపత్యాగ్ని యందు నేయి హోమము చేసెదరుగాక. ఇది ఋక్కుల ఉచ్చారణలో పొరపాట్లకు పాయశ్చిత్తము. ఈ విధంగా ఋక్కుల శక్తి సారములచే ఋక్కులకు చెందిన దోషములు లోటు నివారణము కాగలదు. యజుర్మంత్ర యజస్సులలో ఏవైనా లోటుగాని దోషములుగాని జరిగితే భువస్వాహ ఇతి దక్షిణాగ్నే జుహ్యాత్. భువస్వాహ అని మంత్రము చెప్పుచు దక్షిణాగ్ని యందు నేయి హోమము చేయుదురుగాక. అది అన్ని దోషములకు ప్రాయశ్చిత్తము. దొట్సామముల సామవేద మంత్రధ్యాన విధులలో ఏవైనా లోటు దోషములు జరిగితే స్వస్వాహ ఇతి ఆహవనియే జుహ్యాత్. స్వస్వాహ అను మంత్రము చెప్పుచూ నేని ఆహవనియాగ్ని యందు హోమము చేసెదరుగాక. ఇది దోషములకు ప్రాయశ్చిత్తము. ఒకవేళ బ్రహ్మ ముఖ్య ఋత్విక్కు మౌనము వీడటము మొదలైన ఏవైనా దోషములు జరిగినప్పుడు మాత్రము ప్రాయశ్చిత్తంగా గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనియాగ్ని త్రిఘ్నులకు నేయిని హోమము చేయటము ప్రాయశ్చిత్తమగుచున్నది. బ్రహ్మ యొక్క దోషము వేద విద్య చేతనే ఆగుచున్నది అని శృతి ప్రవచనము. దృష్టాంతంగా క్షారద్రవ్యము చేతనే బొరోక్స్ బంగారముతోనే తెగిన బంగారం ముక్కలను అతికించగలము. తగ్గరముతోనే సీసము అతికించగలము. సీసముతోనే ఇనుమును అతికించగలం. ఇనుముతోనే కట్టే వుడ్ ను అతికించగలము. ఈ తీరుగానే దేనికి ఏది ప్రాయశ్చిత్తమో ఆ విధంగానే పైన చెప్పబడినట్లు యజ్ఞ విధులలో లోటు పొరపాటు దోషములను నివారించుకొనెదరుగాక. ఋత్విక్కు లోకముల యొక్క, యజ్ఞపురుషుని యొక్క యజ్ఞ విధుల ప్రకారము ఆహ్వానించి పూజించవలసినట్టి దేవత ప్రత్యధి దేవతల యొక్క మంత్రతంత్రములకు సంబంధించి ఉత్తమ పరిజ్ఞానము కలిగి ఉండాలి. అతడు వేద విద్యాశక్తితో యజ్ఞములోని లోటుపాటులను మంత్రతంత్రముగ్ధంగా సరిచేయటము ఎరిగినవాడే ఉండునుగాక. అట్టి బ్రహ్మ ముఖ్య ఋత్విక్కు ఒక వైద్యుని వంటివాడు. యజ్ఞవిధి ప్రాయశ్చిత్తము వ్యాహృతి హోమము తెలిసిన బ్రహ్మ యజ్ఞము దిగ్విజయమై ఉత్తమోత్తమ ప్రయోజనము ప్రసాదించగలడు. గుహమురోతును రక్షించుతీరుగా యజ్ఞమును బ్రాహ్మణ ఋత్విక్కు యజ్ఞము పూర్తి అయ్యే వరకు రక్షించాలి. యజమానిని కార్యకర్తలను హోత ఆధ్వర్యుడు ఉద్గత మొదలైన యజ్ఞమును నిర్వర్తింపజేయు ఋత్విజులను సర్వదా కాపాడుకుంటూ ఉండాలి. యజ్ఞము మొదలు చివరి వరకు ఉత్తమ ఫలితము లభించుటకై ప్రోత్సహించాలి, హెచ్చరించాలి. దోషములు జరిగితే ప్రాయశ్చిత్తం చేయించాలి. సరైన విధి విధానములను ఆచరించినట్లు నడిపించాలి. బ్రహ్మ ఋత్విజుడు హోత మొదలైనవారు ఏకాగ్రతతో తమ తమ విధులను నిర్వర్తిస్తూ ఉండాలో తెలుసుకుని ఉండాలి. బ్రహ్మ ముఖ్య ఋత్విజుడు శాంతపురుషుడై ఉండాలి. మౌనంగా ఉంటూనే అన్నీ పర్యవేక్షించాలి. అతనికి కోపము ఆవేశము అరుపులు ఉండరాదు. ఈ విధంగా బ్రాహ్మణ బ్రహ్మ యజ్ఞమును యజ్ఞ విధులను ప్రాయశ్చిత్త మంత్రములను నిర్వర్తించేవారి శారీరక మానసిక సౌకర్యములను తెలిసి జప్తి ఎందు కలిగినవాడే ఉండాలి. పరమశాంత స్వభావుడే ఉండాలి. అందరినీ స్నేహపూరితంగా కలుపుకుంటూ యజ్ఞమును సమర్థవంతముగా నడిపించగలవాడే ఉండాలి. అందుచేత ముఖ్యఋత్విక్కుగా బ్రహ్మగా శ్రేష్ఠుని ఎన్నుకొని యజమాని నియమించుకోవాలి. పై గుణ విశేషములు కలవానిని ఎన్నుకోవాలి. అన్నివైపులా యజ్ఞమును వేదమంత్ర పఠన నిష్ఠులను తదితర హోత మొదలైన వారిని రక్షించవలసిన ధర్మజుడు బ్రహ్మయే, ముఖ్య ఋత్విజుడే. ఆతనికి పరమశాంతము నియమము. ఎప్పుడైనా కోపగించటము విసుగుకోవటము ఏవైనా పొరపాట్లను గమనించకపోవటము తెలియక నిర్వహణలోని వారిని తొందరపెట్టటము ఇటువంటి పొరపాట్లు జరిగితే అప్పుడు బ్రహ్మ ముఖ్య ఋత్విజుడు యజ్ఞకర్త హోమద్రవ్య సమర్పణ ముగిస్తూ ఉండగానే బ్రహ్మలేచి హోమమును మూడు మూడు సార్లు ఈ విధంగా చేయాలి. ఒకటి తత్తత్ర యజ్ఞే యద్రుప్త రుక్ సంబంధాత్ రుక్ నిమిత్తం ఋష్యేత్ యజ్ఞ క్షతం ప్రాప్నుయాత్ భూస్వాహ ఇతి గార్హపత్యే జుహ్యాత్ అని మూడు సార్లు చదువుతూ మూడు సార్లు గార్హపత్యాగ్నికి హోమద్రవ్యము నేయి సమర్పించాలి. రెండు అథయది యజుషో రిషేత్ యజుర్నిమిత్తం భువస్వాహ ఇతి దక్షిణాగ్నౌ జుహ్యాత్ అని మూడుసార్లు చదువుచు మూడుసార్లు దక్షిణాగ్నికి హోమద్రవ్యము సమర్పించాలి. మూడు అథయది సామతో రిషేత్ సామ నిమిత్తం స్వస్వాహ ఇతి ఆహవనియే జుహ్యాత్ అని మూడుసార్లు చదువుతూ మూడుసార్లు ఆహవనియగ్నికి హోమద్రవ్యము సమర్పించాలి. ఈ విధంగా బ్రహ్మ అనే ఋత్విక్కు త్రై అగ్నులకు సమర్పించాలి. అదేవిధంగా హోత అధర్వుడు ఉద్గాత కూడా వారు సేవించిన విభాగములకు హోమము ముగేటానికి ముందు పై మంత్రములతో హోమద్రవ్యమును ఆయా గార్హపత్య దక్షిణ ఆహవనియాగ్నులకు ప్రాయశ్చిత్త త్రయ ద్రవ్య సమర్పణ దోష నివారణ కొరకు సమర్పించెదరుగాక. ఈ విధంగా ఋత్విక్కుల మౌనభ్రంశమునకు తదితరములైన హోతము ఓద్గాత్రములకు కర్మలలో లోపము కలిగినప్పుడు వ్యాహృతులతో హోమము అనే ప్రాయశ్చిత్తముగా ఆరణికములలో చెప్పబడినది నిర్వర్తించి శాంతిని పొంది ఉండెదరుగాక. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ చతుర్థ అధ్యాయ సమాప్తః.